గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో సర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవర్హిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. గురుస్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్య ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి రోజున తత్తు సమన్వయ అనేటువంటి నాలుగవ సూత్రం ఏది ఉందో దానికి శంకరులు ఇచ్చిన భాష్యాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మము యొక్క సమగ్రమైన అంశాన్ని అక్కడ చెప్పడం జరిగింది. సారభూతంగా ముఖ్యంగా ఇది విధివాక్యాలు చెప్పబడుతున్నదా వేదాంత శాస్త్రమనందు అని చర్చ. విధివాక్యాలు అంటే కర్మశాస్త్రమునందు చెప్పబడేవి, ఇలా చెయ్యాలి అలా చెయ్యకూడదు అని కర్మశాస్త్రమునందు చెప్పబడేవి. కానీ వేదాంత వాక్యములు అలా చెప్పట్లేదు. వేదాంత వాక్యముల తాత్పర్యం ఏమిటి? సమన్వయాత్ తత్ అంటే పరబ్రహ్మమును ప్రతిపాదించడమే వేదాంత వాక్యముల యొక్క తాత్పర్యము అంతే. అనగా ఇది కేవల జ్ఞానకాండ అంశం, విధివాక్యములు అనేటువంటిది కర్మకాండకు సంబంధించిన అంశం. కనుకనే ప్రకరణ భేదాలు ఉన్నాయి రెండిటికీ, అది కర్మ ప్రకరణం, ఇది జ్ఞాన ప్రకరణం. కనుక కర్మ ప్రకరణానికి సంబంధించిన అంశములు దీంట్లో చెప్పవద్దు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి విషయములు అహం బ్రహ్మాస్మి కానీ అదేవిధంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏ వేదాంత శాస్త్రం చెప్తున్నదో, వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఏవి చెప్తున్నాయో అవి బ్రహ్మమును ప్రతిపాదించడానికి మాత్రమే తప్ప విధివాక్యములుగా కాదు. అయితే మరి విధివాక్యం కానప్పుడు ఉపదేశం ఎలా అవుతుంది? ఇది కదా నేను చాలా చర్చ జరిగింది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒక విధి వలె తయారు చేసి పొందవలసిన ఫలం కాదు, కర్మల ఫలం వలె లోకాంతర ఫలము కాదు అది అనే విషయాన్ని చాలా చక్కటి ఉదాహరణలతో వివరించారు. దాని యొక్క సారభూతమైన అంశంగా మనకు తేలింది ఏంటి, బ్రహ్మం అంటే ఏంటో తేల్చారు అక్కడ. అయితే బ్రహ్మజ్ఞానం అనేది సంస్కార్యము ఉత్పాద్యము ఆప్యము ఇలాంటివి ఏవీ కావు అని చెప్పారు. అంటే క్రియకి ఫలంగా మనకు వచ్చే ఒక ఉత్పత్తి లేదా సంస్కరింపబడితే వచ్చేది ఇలాంటిది కాదు అంటే అక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఆత్మ అనేది సంస్కరించబడదు అన్నప్పుడు మనం వింటూ ఉన్నాం కదా, అతడు సంస్కరింపబడ్డాడు, స్నానం చేత అతడు సంస్కరింపబడ్డాడు, యజ్ఞోపవీతం చేత అతడు సంస్కరింపబడ్డాడు, ఆచమనం చేత సంస్కరింపబడ్డాడు అనే మాటలు వింటుంటాం కదా. మరి నేను అనబడే ఆత్మ సంస్కరింపబడకపోతే వాడు స్నానాదులు చేసి నేను సంస్కరింపబడ్డాని ఎలా చెప్పాడు? దీనికి చక్కటి మాట చెప్తున్నారు. అక్కడ సంస్కరింపబడ్డాను అనుకుంటున్న వాడెవడు? దేహాది సంహతస్యైవ అవిద్యాగృహీతస్య ఆత్మన సంస్క్రియమాణత్వాత్. ఎవడు సంస్కరింపబడుతున్నాడు ఇక్కడ? శరీరమా అంటే వాడు ఏమంటున్నాడు? శరీరమా అంటే ఇప్పుడు అందుకు ఉదాహరణ ఏం తీసుకున్నారు చూడండి, నీళ్లు పోసుకోవడం వల్ల శరీరం శుద్ధి అవ్వచ్చు, కానీ స్నాన యజ్ఞోపవీత ఇచ్చాదు. స్నానం అంటే నీళ్లు పోసుకోవడం కాదు, ఇంకేదో శుద్ధి చేసుకోవడం శరీరానికి కాకుండా. మరేమిటది ఆత్మ? మంత్రాదుల వల్ల వాటి వల్ల ఆత్మ శుద్ధమవుతుంది అంటే అంతకుముందు శుద్ధం కాదా? ఆత్మ ఎప్పుడు శుద్ధమైన వస్తువే. మరి ఈ విషయాన్ని ఎంత చక్కగా చెప్పాడు, మనం శుద్ధి కోసమని చాలా చాలా చేసుకుంటున్నాం కదా, ఆచమనం దేనికి? ఆచమనం శరీర శుద్ధిక దేనికది? ఆత్మశుద్ధిక. ఆత్మశుద్ధే ఇప్పుడు, మరి దేనికది శుద్ధి? అక్కడ అనుకుంటున్నవాడు ఎవడు? చాలా చక్కటి విషయం చెప్పారు చూడండి. అంటే అలాంటి కర్మలన్నీ చిత్తశుద్ధికి అవి. మరి చిత్తం దేహంలో భాగం కాదా? దేహం అంటే కనిపించే స్థూల దేహం కాదా? మనం మొదటి రోజే ప్రతిపాదన చేసుకున్నాం, చిత్తం కూడా దేహంలో భాగం కదా. కానీ అక్కడ శుద్ధివాడు, శుద్ధుడు అవుతున్నవాడు ఎవడు అంటే, అవిద్యాగృహీతస్య ఆత్మనః సంస్క్రియమాణత్వాత్, అంటే దేహాదులతో కలిసిపోయి అవిద్యతో కూడిన వాడు సంస్కరింపబడుతున్నాడు. అక్కడ ఆత్మన్న దేహాదులతో కలిపి చెప్పబడుతున్నవాడు, వ్యవహరింపబడుతూ నేను ఈ దేహాన్ని నేను ఎవడు అనుకుంటున్నాడో వాడికి అది విషయం. అంటే ఈ విధమైనటువంటి శుద్ధి సంస్కారాలు అవన్నీ కూడా దేహము నేను అనేటువంటి భావం ఉన్నవాడికి అది ఉంటుంది అని అర్థం. అక్కడ లేదని కాదు, కనుక అక్కడ సంస్కార ఆత్మకు కాదు, దేహం నేననుకునే భోక్తృత్వ కర్తృత్వ అభిమానం ఉన్నవాడికి ఈ ప్రతిపాదన ఎందుకు చేస్తున్నారు చూడండి. కనుకనే ఎవడైనా సరే అనారోగ్యంతో బాధపడి తర్వాత ఔషధం చేత మళ్ళీ ఆరోగ్యం సంపాదించుకున్నాక వాడు నేనిప్పుడు రోగం లేనివాడిని అయ్యాను అంటాడు. రోగం లేకపోవడం అనేది ఎవరికయ్యింది? ఆరోగ్య రూప ఫలం ఎవరికి వచ్చింది? దేహానికి వచ్చింది ఆరోగ్య రూపం ఫలం. కనుక స్వస్థ దేనికి చేకూరింది? దేహానికి. అప్పుడు వాడు దేహానికి స్వస్థత రాగానే దేహంతో అభిమానం పెట్టుకున్నాడు, గనక దేహం ఆరోగ్యమోగానే నేను ఆరోగ్యవంతుడిని అయ్యాను అన్నాడు. ఇది తప్పనేం కాదు, దేహాభిమానం ఉన్నంత వరకు ఇదే వ్యవహారం ఇది. కనుక అక్కడ ఆత్మ సంస్కరింపబడలేదు, దేహముతో అభిమానం పొంది నేను నేను వ్యవహరిస్తున్నటువంటి ఆ జీవుడు. అభిమానం పెట్టుకుంటే జీవుడు, అభిమానం తీసేస్తే వాడు ఈశ్వరుడు. ఇది ఒక్కటి అశరీరత్వం అన్నప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా విషయం. కనుకనే ఇక్కడ సంస్కరింపబడింది ఎవరు, స్పష్టమైంది కదా. దీన్ని ప్రతిపాదన చేస్తూ ఉపనిషత్తు చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని వివరిస్తున్నారు. ముండకోపనిషత్తులో తీసుకున్నారు ఇదే మంత్రం, ఇతర ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తుంది. తయోరన్యప్యప్పలం స్వాత్ స్వాద్వత్యన్నస్నన్ అన్యోభిచాకసీతి. మన ద్వాసపర్ణాసుపర్ణాసయజాసుఖాసఖాయ అని మంత్రం ఉంది మనకి. ఆ మంత్రాన్ని తీసుకుని అది రెండు మూడు ఉపనిషత్తులు మనకు వస్తుంది ఈ మంత్రం. అంటే ఒక చెట్టు మీద రెండు పక్షులుండి ఆ రెండు పక్షులు రెండు రకాల అవస్థల్లో ఉన్నాయట. ఒక పక్షి పండు తింటోందిట, ఇంకో పక్షి చూస్తోందిట. సాధారణంగా ఉపనిషత్తు మీద కొద్దిపాటి పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇది చాలా తెలిసిన మంత్రం. ఎందుకంటే దీనిలో మంచి కవిత్వం ఉంది, గట్టిగా పడుతుంది ఇది. ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయి, ఒక పక్షి పండు తింటూ ఉంటే ఇంకో పక్షి చూస్తోంది, ఇది ఆ మంత్రం అన్నమాట. అంటే అప్పుడు వెంటనే మనకు తెలుస్తుంది ఆ రెండు పక్షులు ఎవరుంటే జీవేశ్వరులు, ఒకటి జీవుడు ఇంకోటి ఈశ్వరుడు. పండు తింటున్న పక్షి ఎవరు? జీవుడు. పండు తిన్న పక్షి ఎవరు? ఈశ్వరుడు. అంటే ఇద్దరు ఉన్నట్టే కదా, మీ ఉపనిషత్తు మంత్రమే చెప్తుంది కదా ఇద్దరు అంటే. ముందు వెనక ఉపనిషత్తులు జాగ్రత్తగా చదివితే దీనికి ఆ అర్థం ఎవడు చెప్పడు, జీవేశ్వరుని అర్థం చెప్పరు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఒక ముక్కలాక్కుని నువ్వు చెప్పదలుచుకున్న దానికి అనుకోగా దాన్ని మార్చేసుకుంటే లాభం లేదు. అక్కడ ఏం చెప్తున్నాడు అనేది దానికి, ఇప్పుడు మనం చెప్పుకునే సంస్కారము అనే దానికి ఎంత అందమైన సమన్వయం ఉన్నదో గురుగారు చేస్తున్నారు. తయోరన్యప్యుప్పలం స్వాద్యత్యన్నస్నన్యన్యోభిచాకసీతి అంటే ఆ రెండిట్లో అన్నప్పుడు అందరూ కూడా ఈ సంసారం అనేటువంటి వృక్షం మీద ఉన్నటువంటి వారే, దేహం ఉన్నటువంటి వారే. కానీ ఇక్కడ బద్ధుడు ముక్తుడు వాళ్లే ఇక్కడ పక్షులు అంటే గుర్తుపెట్టుకోండి. బద్ధుడు ముక్తుడు జీవేశ్వరుడని కాదు, ఈ దేహంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఇది నేను అనుభవిస్తున్నాను అది నేను అనుభవిస్తున్నాను అని కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. దేహంతో తాదాత్మ్యం చెందని వాడు దాన్ని అనుభవించడం లేదు. బద్ధముక్తులే తప్ప జీవేశ్వరులు కాదు. అది ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. కనుక నేను ఇది అనుభవిస్తు, ఉదాహరణకి దేహానికి శుద్ధి చేసుకుని నేను శుద్ధుడిని అయ్యాను అనేటటువంటి అనుభవం, అలాగే దేహానికి ఒక స్వస్థత లభించగానే స్వాస్థ్యం అనే అనుభవం, సుఖదుఖ అనుభవం భోక్తగా అనుభవిస్తున్నవాడు ఎవడు? దేహము నేను అనుకున్నవాడు, వాడు పండు తింటున్న పక్షిగాడు. కానీ సాక్షీభూతంగా అదే చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉన్నటువంటి వాడు పండు తినట్లే. అంటే చెట్టు మీద ఉన్నాడు, అంటే శరీరం అనేటువంటి వృక్షం మీద ఉన్నాడు, కానీ వాడు దాన్ని తినట్లేదు. కనుక ఈ సంసారం అనే వృక్షం మీద అందరు జీవులు ఉన్నప్పటికీ కూడా మనం ఇద్దరినే తీసుకోవాలి, బద్ధులు ముక్తులు. బద్ధుల అవస్థ ఏంటి? పండు తినే వాళ్ళందరూ బద్ధులు, తినని వాళ్ళు ముక్తులు. వాళ్ళు సాక్షీభూతంగా చూస్తూ ఉంటారు, అక్కడే ఉన్నాడు వాడు. అది చెప్పదలుచుకున్నాడు అందులో. అంతేగాని అక్కడ జీవ ఈశ్వర ప్రకృతి మూడు భేదములు కాదు. ఎంత చక్కటి సమన్వయం చేశారు చూడండి శంకర భగవత్పాదులు వారు. దాన్ని ఏ సందర్భంలో తీసుకొచ్చి చూపించారు. కనుక నేను బాగున్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను సంస్కరింపబడ్డాను అనేటువంటి వాడంతా కూడా దేహంతో అధ్యాస ఉన్నటువంటి వాడే, అంతేగాని ఆత్మతత్వం తెలిసిన వాడు కాదు. మరి మీరు చెప్పినట్టు ఆత్మ ఇలా తెలిస్తే అలా ముక్తి అన్నారే, మరి ఆ ప్రకారంగా తాడు ఇది పాము కాదు అని తెలిసాక భయం పోయినట్లుగా ఇదంతా కూడా ఆత్మయే అని తెలిసాక వాడు జ్ఞానైపోవాలి కదా. ఇంకా సంసారం ఎందుకున్నాడు అంటే దానికి మనం జాగ్రత్తగా నేను ఉదాహరణ చెప్పాం, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళట్లేదు స్పష్టం చేయడానికి, తర్వాత దానికి స్పష్టత కోసం వెళుతూ ఉన్నాం. అక్కడ ఒక మాట చెప్పారు గురువుగారు, అసలు జ్ఞానం రావడం అనేటువంటి విషయం ఉన్నదే, జ్ఞానం రావడం మోక్షం రావడం ఒకటి కాదయ్యా, ఒకటేనయ్యా అన్నాడు. జ్ఞానం రావడం మోక్షం రావడం రెండు ఒకటే. ఇది ఎలాంటిది అంటే యథా తిష్టన్ గాయతీతి తిష్టతి గాయత్యోర్ మధ్యే తత్కర్తృకం కార్యాంతరం నాస్తితి గమ్యతే. వాడు నిలబడి పాడుతున్నాడు అన్నారు, నిలబడి పాడుతున్నాడు, నిలబడి పాడుతున్నాడు అన్నప్పుడు నిలబడ్డానికి పాడడానికి మధ్యన మరొక క్రియ లేదు అంతే కదా, నిలబడి పాడడమే ఉన్నది. అలాగే వాడు జ్ఞానవంతుడు అయ్యాడు ముక్తి పొందాడంటే జ్ఞానానికి ముక్తికి మధ్య మరొక క్రియ లేదు, జ్ఞానమే మోక్షం అన్నాడు. అది తెలిస్తే మరి మోక్షమే. మరి ఇవేమిటి, ఏవి శ్రవణ మనన నిధ్యాసనాలు, ఇవి జ్ఞానము కాదా? కాదు, జ్ఞానమునకై సాధన, జ్ఞానమునకై సాధన. ఈ మూడు చేయగా జ్ఞానం సిద్ధించాక వాడు ముక్తుడే. కనుకనే అద్వైతం చెప్పేటువంటి లేదా వేదాంత శాస్త్రం, అద్వైతం అంటే వాడు భయం వస్తుందండి. వేదాంత శాస్త్రం అందాం, వేదాంత శాస్త్రం చెప్పే మోక్షము ఇహయేవా, ఇక్కడ మాత్రమే. అంతేగాని చచ్చిన తర్వాత వచ్చే మోక్షం గురించి చెప్పలేదు, ఇక్కడే మోక్షం. కానీ ఇక్కడ జీవన్ముక్తుడు అవుతున్నాడు, ప్రారంభం ఉన్నంత వరకు దేహం ఉంటుంది, వాడి దేహంతో సంబంధీ కాలేదు ఎందుకంటే వాడు అశరీరు అయిపోయాడు, అశరీరత్వం మోక్షం, వాడు అశరీరు అయిపోయాడు అంటే శరీరము నేను కాదని ఎరుకు పొందాడు, అందుకని శరీరం విడిచిపెట్టాడు కదా, అశరీరు అయిపోయాడు, అశరీరత్వం మోక్షం. అది కదా నేను మనం స్పష్టం చేసుకున్నటువంటి అంశం. అయ్యా చాలా బాగుంది మీరు చెప్పింది, వాడు అశరీరు అయ్యాడు ముక్తి పొందాడు. ఆ జ్ఞానం కోసం సాధనలు శ్రోతవ్యహ మంతవ్యహ నిధిధ్యాసితవ్యహ అని మూడు చెప్పారు కదా, అక్కడే దొరికిపోయారు మీరు. మరి అది విధివాక్యం కాదా? విధివాక్యం అంటే ఇది చెయ్యు అని చెప్పేది విధివాక్యం వేదాంతంలో లేదు అని మీరు అన్నప్పుడు అది విధివాక్యం కాదా అంటే అది కర్మలో చెప్పినట్టు విధివాక్యం కాదయ్యా అన్నాడు. ఇక్కడ కర్మలో చెప్పిన విధివాక్యం ఫలానా చెయ్యు అని చెప్తుంది, ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిది అంటే స్వాభావిక ప్రమృతి విషయ విముఖీకరణార్థానితి భ్రూమహ. చెప్పారు కదా బహిర్ముఖంగా ఇంద్రియముల ద్వారా బయటకు పరిగెడుతున్నటువంటి బుద్ధిని అంతర్ముఖం చేసి ప్రత్యేగాత్మ వైపు తిప్పడానికి మాత్రమే ఇది, అంతేగాని ఇవన్నీ కూడా వాటిలో చెప్పినట్టు కాదు సుమా. కనుక ఈ ఉపదేశం ఎలాంటిది, వాటిలాగా హేయోపాధేయ ఉపదేశం కాదు ఇది, స్వస్థితిని తెలుసుకోవడం వరకే అనేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రతిపాదన నిన్నటి వరకు మనం చేసుకున్నాం. అయితే మాటి మాటికి ఆత్మ అంటే ఏమిటంటే నిర్వచనం మాత్రం మర్చిపోవద్దు, అది శుద్ధం బుద్ధం ముక్తం నిత్యం కూటస్థం అచలం. ఆ మాటలు వింటుంటేనే మధురంగా ఉంది, అది అదొకటే, దాన్ని చెప్పడం కోసం వేదాంత శాస్త్రం. ఆ ఒక్కటే సర్వము అనేటువంటి ప్రతిపాదన ఇలా వివరించి, కనుకనే ఇక్కడ దీనికి ఇందులో చెప్పేటువంటి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానము ఇత్యాది విషయములు అవి కర్మకి అంగములు కావు, ఉపాసనలకు అంగములు కావు, ఇదండి ప్రతిపాదించేశారు. కనుక కర్మకి అంగము కాదు ఇది. అప్పుడు ఇది ఎలా అయిపోయింది, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనేది స్వతంత్రమేవ బ్రహ్మశాస్త్ర ప్రమాణకం వేదాంత వాక్య సమన్వయాత్, ఇది స్వతంత్రము అంటే మరి యొక్క దాని అపేక్ష లేదు దీనికి అని అర్థం అన్నమాట. కర్మకో ఉపాసనకో అంగము కాదు ఇది. ఇప్పుడు బ్రహ్మము గురించి తెలుసుకున్నాం, దాన్ని ఉపాసన చేస్తాను, దాన్ని యజ్ఞం చేస్తాను, ఏమీ లేదు దానికి, ఇది చెప్పారు. ఇంతవరకు మనం చెప్పి చిట్ట చివరికి అంటున్నారు, నాయన నువ్వు కర్మ ప్రకరణ వాక్యాలు తీసుకొచ్చి దీనికి అతికించి ఇందులో అది వెతకాలని ప్రయత్నం చెయ్యకు. ఇక్కడ మీరు గమనించవలసిన ప్రధాన అంశం, నేను ఇప్పటి వరకు నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి నాలుగు రోజులలో నేను మధ్య మధ్యలో సూచనప్రాయంగా చెప్తున్నది ఇవాళ స్పష్టంగా మరొక్క మారు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం వినేటప్పుడు ప్రతి వారికి ప్రమాదం అనేది ఏర్పడుతుంది. ప్రమాదం అంటే ఇక్కడ డేంజరు యాక్సిడెంటు కాదండి, పొరపాటు అని అర్థం. కొన్ని పొరపాటు కన్క్లూషన్స్ వచ్చేస్తూ ఉంటాయి జాగ్రత్తగా. ఇలాంటి పొరపాటు కన్క్లూజన్స్ ప్రమాదో ధీమతామపి అన్నారు. ధీమంతులు అనుకున్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ధీమంతులు ద్వారా మన అద్వైతం వినేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు పడే ప్రమాదం ఉన్నది. అలాంటి పొరపాట్లు పడకూడదని శంకర భగవత్పాల్ వారు జాగ్రత్తగా చెప్పారండి. చిత్రం ఏంటంటే మనం ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలని చదివి అక్కడ మంత్రాన్ని బాగా అర్థం చేసుకుని తర్వాత శంకర భాష్యం కూడా చదివితే దీన్ని ఇప్పటి మన విజ్ఞాన పరిభాషలో చెప్పాలంటే ప్రిజుడీస్ లేకుండా స్పష్టంగా పూర్వనిశ్చిత అభిప్రాయములు ఏర్పరచుకుని అయ్యో అవి దెబ్బతినేస్తున్నాయని భయపడకుండా ఏమున్నాయో సత్యం ఎదుర్కోవడానికి ఒక విధమైన ధైర్యం దమ్ము అంటామే ఆ దమ్ముండి కానీ మనం పరిశీలిస్తే శంకరులు వారు ఎంత అద్భుతంగా ఎంత స్పష్టంగా ఎంత సూటిగా చెప్పారో ఆయన వ్యాఖ్యానించిన తీరులో ఉన్నటువంటి ఆ విషయం అర్థం కాదు. దానికి నమస్కారం చేసుకోవాల్సింది ఆ మహానుభావులకి. ఎలా చెప్పగలిగారు అది అంటే మహాత్ముడు ఆయన, ఆయన భాష్యం అర్థమవుతుంది కానీ ఇంత శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అతిమానుషం. చిత్రం ఏంటంటే 16 ఏళ్ళ ప్రాయానికే ఇంత అద్భుత భాష్యం రచించాడు ఆ మహాత్ముడు. సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఎవరండి, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. భాష్యం చదువుతూ ఉంటే కలిగిన ఆనందం తట్టుకోలేక పార్వశ్యం మీద పంచుకున్నాం. ఎంత స్పష్టం, ఎంత స్పష్టం. వేదాంత వాక్యాన్ని చెప్పేటప్పుడు, వేదాంత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేటప్పుడు ఆయన తత్శాస్త్ర విషయాన్నే తప్ప మరొక వైపు పక్కకెళ్ళలే. అదొకటి గమనించండి ప్రధానంగా. ఇంకొకటి ఏమిటి అంటే ఈ జ్ఞాన ప్రకరణాన్ని సమర్థించేటప్పుడు ఇది కర్మ ప్రకరణానికి సంబంధించినది కాదు అన్నారే తప్ప కర్మ ప్రకరణాన్ని నిందించలేదు. ఇది చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాల్సిన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తర్వాత మీకు అర్థమవుతుంది. శంకరులు ఏమంటున్నారు చూడండి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తద్విషయ పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. యా ధర్మశాస్త్రానికి ఆరంభం అథాతో ధర్మ జిజ్ఞాస అని ఆ ప్రకరణం అలా ప్రారంభించింది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఈ ప్రకరణం ఇలా ప్రారంభించింది. కనుక దీన్ని బట్టి తెలుస్తున్న రెండు ప్రత్యేక ప్రకరణాలు. ప్రత్యేకం అంటే దేనికదే స్పెషల్, అంతేగాని విరుద్ధ ప్రకరణాలను లేకపోతే దాని ఇది కొట్టేస్తుందనో కాదు, ప్రత్యేక ప్రకరణాలు వేయి. పృథక్, పృథక్ అంటే వేరువేరు అని, వేరువేరు శాస్త్ర ఆరంభములు. కనుక ఆ కర్మ విషయంలో అథాతో ధర్మ జిజ్ఞాసని చెప్పేశారు అక్కడ. అది తెచ్చుకు అథాతో బ్రహ్మ జిజ్ఞాసకి పెడతావేమి, రెండు భిన్న శాస్త్రం లేనప్పుడు. ఒకవేళ దానికి ఇది అంగము అంటే అక్కడే చెప్పేవారు కదా విషయం అన్నాడు. ఎలా చెప్పేవారిని, ఉదాహరణకి కర్మశాస్త్రంలోనే అథాతో మరొక చోట వస్తుంది రండి జైమిని సూత్రాల్లో. జాగ్రత్తగా చూడండి ఇదంతా, ఎందుకంటే నిజంగా శాస్త్ర సంస్కారంతో పరిశీలిస్తే ఒక శాస్త్రాన్ని ఎంత చక్కగా విమర్శించవచ్చో. విమర్శనం అంటే తిట్టడం కాదండో, విశ్లేషించడం. ఆ విశ్లేషించవచ్చు అనేది ఆయన దగ్గర తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మశాస్త్రాల్లోనే కర్మ గురించి చెప్తూ దానికి సంబంధించిన మరో అంగం చెప్పేటప్పుడు ప్రత్యేకంగా అక్కడ అథాత కృత్వర్థ పురుషయోర్థయో జిజ్ఞాస అని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఇంతవరకు ధర్మ జిజ్ఞాస అన్న దాంట్లోనే భాగంగా ఇప్పుడు మేము కృత్వర్థ పురుషార్థాల జిజ్ఞాస చేస్తున్నాం, అంటే యజ్ఞములు పురుషార్థములు వాటి గురించి అని దానికి అంగంగా చెప్పినప్పుడు అలా కలిపాడు. నిజంగా బ్రహ్మసూత్రాలు కలిపేటట్టయితే దానితోనే ఇంకేదో అథాత పరిశిష్ట ధర్మ జిజ్ఞాస ఇలాంటి మాట్లాడేవాడు. కానీ ఇది ప్రత్యేక శాస్త్రం కనుకనే ఆ సూత్రములకి దీనికి ఎక్కడ సంబంధం లేదని ప్రారంభమే తెలియజేస్తుంది కదా. అది బ్రహ్మ జిజ్ఞాస, ఇది ధర్మ జిజ్ఞాస, కానీ ఎక్కడయ్యా అని ఇంత చక్కగా విశ్లేషించి కర్మకి ఉపాసనకి జ్ఞానము అంగము కాదు అనే విషయం స్పష్టం చేశారు. దీన్ని బట్టి తత్వ సమన్వయాత్మకం మనం ఎలా సమన్వయిస్తాం, కనుక వేదాంతనందు బ్రహ్మము స్వతంత్రముగా సమన్వయింపబడినది అనమాట. ఇప్పుడు నుంచి మనం వెనక్కి కలదాం, జాగ్రత్తగా చూడండి. వేదాంత శాస్త్రము బ్రహ్మమును సమన్వయముగా చెప్పినది, అంటే తాత్పర్యముగా చెప్పినది. వేదాంత శాస్త్రము యొక్క తాత్పర్యం బ్రహ్మమే, ఆ కారణం చేతనే బ్రహ్మమును వేదాంత శాస్త్రము తెలియజేస్తున్నది అన్నాం. ఎక్కడన్నాం, దీనికి మునుపు సూత్రంలో. ఏమిటది, శాస్త్రయోనిత్వాత్. బ్రహ్మ లక్షణం ఏమిటి, జన్మాద్యస్య యతః. ఇప్పుడు దాని గురించి విచారణ చేస్తున్నాం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ముందు నుంచి ఇటు వచ్చి ఇప్పుడు, ఎందుకంటే 4 పట్టియాలి మనకి. ధర్మ జిజ్ఞాస అన్నప్పుడు దానికి అధికారి కారణము అథ అథ ఈ రెండు చెప్పారు. దీంతో అనుబంధ చతుష్టయం మొదట్లోనే చెప్పబడింది. అనుబంధ చతుష్టయం చాలా మందికి తెలుసు అనుకుంటాం, విషయము సంబంధము ఫలము అధికారి ఈ 4 ఏ శాస్త్రానికైనా చెప్పాలి, అప్పుడు అనుబంధ చతుష్టయం అని అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాసలో అనుబంధ చతుష్టయం చెప్పేశారు. సాధన చతుష్టయం కాదమ్మా, అది వేరు. అనుబంధ చతుష్టయం అది మనం ఆ ప్రకరణలో చెప్పలేదు కనుక ఈ ప్రకరణలో స్మరిస్తున్నాను ఇవాళ మీకు వెనక్కి వెళ్ళాలంటే. అందుకు ఈ శాస్త్రంలో అనుబంధ చతుష్టయం ఎలా ఉందో చూడండి. ముందు విషయం ఏమిటి, బ్రహ్మ జిజ్ఞాస కనుక విషయం ఉంది. ఫలం ఏమిటి, బ్రహ్మమే ఫలం. అక్కడ ఇక దానికి అధికారెవరు, అథ చెప్పబడుతుంది. సంబంధం ఏమిటి, సంబంధము అంటే ఒక విషయం విషయాన్ని చెప్పేది కనుక బ్రహ్మము దాన్ని తెలియజేసే శాస్త్రం ఇది, ఇది సంబంధం. కనుక ఈ నాలుగు ఇందులో చెప్పబడ్డాయని సాధన చతుష్టయం గురించి వచ్చిన ఆ సూత్రంలో అనుబంధ చతుష్టయం మనం తెలుసుకున్నాం. మొత్తానికి నాలుగు పూర్తయిపోయాయి కదా. ఇప్పుడు ఈ నాలుగింటిని సమాహారం చేసి చివరికి ఒక ఉపసంహార శ్లోకాన్ని భామతిలో వాచస్పతి మిశ్రుడు చెప్తూ ఉన్నారు. భామతి తెలుసు కదా, వాచస్పతి మిశ్రుడు మొత్తం బ్రహ్మసూత్రాలకు సమగ్ర భాష రచించిన వాళ్ళు వాచస్పతి మిశ్రుడు. గుర్తుందా, ఎప్పుడు చెప్పాం అదే అనమాట, కొందరు గుర్తుంది. ఎందుకంటే మొదటి రోజు అంత కాదండి, తర్వాత తర్వాత నుంచి చాలా ముఖ్యం అంటారు, కానీ అసలు పట్టు అక్కడ ఉంటుంది. ఆ రోజు మనం ఎవరెవరు ఎలా ఎలా చెప్పారో చెప్పాం. భామతి వాచస్పతి మిశ్రుడు అద్భుతంగా ఆయన ఇచ్చారు. ఆయన చివరికి ఇచ్చినటువంటి గొప్ప శ్లోకం ఉంది, అదే ఇందాక మళ్ళీ స్పష్టంగా నేను చెప్తాను కర్మకి జ్ఞానానికి మధ్య ఉన్న అంశం గురించి అని దానికి పనికొస్తుంది చెప్తున్నాను. చివరికి ఏం చెప్తున్నారంటే ఇవంతా తెచ్చి దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తత్వదేవేదం ప్రమాణంత్వాత్మ నిశ్చయ. చివరి శ్లోకంగా చతుస్సూత్రికి సమాప్త శ్లోకం అండి ఇది, వ్యాఖ్యానంలో చివరిది. దీనిలో ఏం చెప్తున్నారంటే దేహము ఆత్మ కాదు, ఇది కదా మనకి తెలుస్తున్న విషయం. ఈ మాట కర్మశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడ పట్టుకోవాలి మీరు జాగ్రత్త. కర్మశాస్త్రం దేహం ఆత్మ అంటుందండి, కూడా దేహం ఆత్మ కాదనే చెప్తోంది కదా, అంతేనే కదా ఈ కర్మ చేస్తే ఈ లోకం దొరుకుతుంది ఆ లోకం దొరుకుతుంది అంటున్నాడంటే ఈ దేహంతో ఆ లోకానికి వెళ్తున్నాడా? కాదు కదా. కానీ దేహం ఆత్మ కాదన్న జ్ఞానం మాకు ఉంది లేవయ్యా అని అంటే మీకున్న ఆత్మజ్ఞానానికి వేదాంతం చెప్పే ఆత్మజ్ఞానానికి తేడా ఉందయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ మీకున్నటువంటిది దేహానికి వ్యతిరేకంగా ఉన్న ఒకటి ఆత్మ, అది సర్వవ్యాపకము శుద్ధము అనేది మీది కాదు, అది వివిధ దేహాలను అనుభవిస్తూ రకరకాల కర్మఫలాలను అనుభవిస్తుందని మీరు చెప్పారే తప్ప అది శుద్ధము అఖండము అయినటువంటి బ్రహ్మం అనేది మీరు చెప్పలేదు. అది మీ దానికి మా దానికి తేడా. అది ఎంత చక్కగా చెప్పాడు. అయితే ఇప్పుడు మీ దాని ప్రకారంగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వెంటనే వాడు అశరీరేపి మోక్షం పొందిపోయాడు కదా అంటే బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడిన పాండిత్యంతో అది రాదు. చాలా ఆ మాట ఈ శ్లోకంలో ఉంది, దేహాత్మ ప్రత్యయ యద్వత్ ప్రమాణత్వేన కల్పిత. మన 10 ఉపనిషత్తులు వినగానే 11 ఉపనిషత్తు కల్లా బ్రహ్మజ్ఞానం ఏం వచ్చేది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపనిషత్తులు పట్టుకున్నప్పుడు, లేకపోతే ఇదే కదా అన్నిటికంటే ముఖ్యం, మరి ఇంతవరకు ఈ కర్మలు పూజలు ఉపాసనలు ఎందుకని వెంటనే మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, దేహమే ఆత్మ అనే జ్ఞానము లేదా అజ్ఞానము అది భ్రాంతి మూలకమే అయినప్పటికీ వైదికులకి వాళ్ళ వ్యవహారంలో ఆ భ్రాంతి జ్ఞానం ఎలా ఉందో ఔపనిషదుకులకు కూడా ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు ఆ వ్యవహారం ఉంటుంది. ఔపనిషదులకు, ఔపనిషదులకంటే ఉపనిషత్ తత్వాన్ని మననం చేస్తూ అదే మార్గము అని నిర్దేశించుకున్న వారికి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కనుకనే వీళ్ళన్నారే అది తెలిసినంత మాత్రాన వాడు సంసారంలో ఉన్నాడు కదా అంటే వాటి గురించి వల్లె వేసేవాళ్ళు లేదా చర్చ చేసేవాళ్ళు వాళ్ళ గురించి మీరు అంటున్నారు, కానీ దాని సిద్ధి పొందిన జీవన్ముక్తుడు గురించి ఈ మాట వర్తించేస్తుమా? వాడు ప్రపంచంలో ఉన్నా వాడు ప్రపంచంలో ఉండడు, ఎందుకంటే వాడి శరీరంలో ఉన్నా అశరీరే వాడు, కనుక వాడు జీవన్ముక్తుడు. వాడిని వీడితో పోల్చద్దు, పండితుడితో పోల్చద్దు. కనుక ఉపనిషత్ పండితుడు వేరు, ఉపనిషత్ సిద్ధుడు వేరు, రెండిటికి అంత తేడా ఉన్న సుమా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, దానికి నిన్న మనం చెప్పిన జీవన్ముక్త అవస్థనే ఇక్కడ వివరిస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు ఉపనిషద్ బ్రహ్మము గురించి చర్చించే వారికి కూడా దేహాత్మ అధ్యాస ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కర్మకు పోతాడా, అలాగని కర్మను వదిలేస్తాడా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉందండి. నీకు నిజంగా ఉపనిషద్ బ్రహ్మమే పరమార్థమని తెలిసి ఇంక కర్మలు అక్కరలేదని గాట్టి పట్టుపడితే సన్యసించాలి, మరొక మార్గం లేదు. చాలా ముఖ్యమైన మార్గం ఇది, సంప్రదాయం. ఎందుకంటే సంప్రదాయం చాలా ప్రధానం, ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో. సన్యసించాలి, సన్యాసం అంటే దీక్షా సన్యాసం. అవును, దీక్షా సన్యాసం చాలా గుర్తుపెట్టుకోండి. దీక్షా సన్యాసమే కావాలి. ఏది, ఇంకా నా కర్మలేహి కాదు అక్కడ, కాదయ్యా కర్మల వల్ల ఇహలోక పరలోకాలు తిరగాలి తిరగాలి తిరగాలి అవన్నీ వృధా అని నాకు తెలిసింది. వైరాగ్యం కలిగింది కానీ జ్ఞానం రాలేదు, వైరాగ్యం కలిగింది జ్ఞానం రాలేదు, నేనేం చేయాలి? అవునా, అప్పుడు ఒక పని చేయి, నీ యొక్క కామ్యకర్మలు విడిచిపెట్టు. చాలా ముఖ్యం అది, కామ్యకర్మలు విడిచిపెట్టు. ఏవేవైతే నీ ఆత్మవిచారానికి అడ్డుకు తగులుతూ ఉంటాయో ఆ కర్మలన్నీ విడిచిపెట్టు, కానీ నిత్య నైమిత్తి కాదులు విడిచిపెట్టకు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది తెలియక చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారో అందుకు నేను ఇక్కడ భామతికారుడు చెప్పినటువంటి మాట దగ్గర ఆగి నేను చెప్తున్న ప్రధానమైన విషయం ఏంటంటే, వేదాంత జ్ఞానం అలవడింది అనుకుని పొరపాటున మనం కానీ విధ్యుక్తమైనటువంటి ధర్మాలను విడిచిపెట్టామా, కొన్ని ప్రమాదాలు ఏర్పడితే. ఏం విడిచిపెట్టామో చెప్పండి ఉదాహరణకి. కొంతమంది మేము వేదాంత జ్ఞానులం, జీవన్ముక్తులం, అందుకు మేము సంధ్యావందనాదులు చెయ్యం. విన్నామండి ఇలాంటి మాటలు భయంకరమైనవి ఇటీవల కాలంలో. అందుకు నేను ఈ ప్రస్తావన ఎత్తున్నాను. అయితే శంకర సంప్రదాయంలో బ్రతికిన వాళ్ళం గనక ఆ సంప్రదాయాన్ని అనుసరించి కేవలం జ్ఞానం తెలుసుకోవడానికి ఎంతవరకు అవసరం అంతవరకు చర్చ చేస్తున్నాను తప్ప వ్యక్తిగత దోషంలో దీనిలో ప్రయోజనం కాదు. మీకు నాకు కూడా బుద్ధిలో అయోమయావస్థ ఏర్పడకుండా ఉండడం కోసమని ఈ మాట చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అద్వైతం మీద ఆసక్తి కలిగిన మనం ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధమే, అద్వైతం గురించి చాలా సంతోషం. కానీ సంప్రదాయ విరుద్ధమైనటువంటి మాటలు చెప్తే మాత్రం అది మనం వినరాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా జ్ఞానమని చెప్పారు కనుక ఇంకేం అక్కర్లేదని కాదు ఇక్కడ అర్థం. ఏం మానేశామో చెప్పండి. రుచికరమైన భోజనం మానేశామా? ప్రాపంచికమైన ఏం మానేశామా? ఇంకా నీకు జంజం వేసుకుని ఉన్నావా? విప్రుడైతే సంస్కారం ఉండే. లేకపోతే గృహస్థుగా ఉన్నావు కదా. నువ్వు గృహస్థుగా ఉంటూ నువ్వు అగ్నిహోత్రం దగ్గర ఏ ప్రమాణం చేసుకున్నావో అర్హ సంధ్యాముపాసీత అని వాటిని నీకు వేదాంత జ్ఞానం వచ్చిందని చెప్పి విడిచిపెడితే అది దుర్మార్గము. నువ్వు ఆర్జన మానలేదు, సంచయం మానలేదు, లౌకికమైనటువంటి అభ్యాసం మానలేదు. ఇవేవి మానకుండా నువ్వు మానేసినవి కేవలం శాస్త్రం చెప్పిన కర్మలు మాత్రమేనా? అది నువ్వు మానేయడం సరే, అవతల వాళ్ళని అది చెప్పడం ఏంటి మానేసిన పర్వాలేదని? ఇది ఎంత ప్రమాద హేతు అవుతోంది. ఈ మాట ఎందుకు చెప్పుకున్నాం? ఇది ప్రతి వారికి కూడా, ఒక వర్ణం వారి కనుక అది, ప్రతి వర్ణం వారికి వారి వారి వర్ణ ధర్మాలు ఉంటాయి. గృహస్థాశ్రమాలు ఉన్నంతకాలం వాటికి అనుగుణంగా ప్రవర్తించుకోవాలి ప్రతివాడు కూడా. నేను ఆత్మజ్ఞానం వచ్చిందని వదిలిపెట్టకూడదు. నిజంగా నీకు అంత కుదిరితే ఏ విదిషా సన్యాసము తీసుకుని శాస్త్రబద్ధంగా ఎలాగైతే కర్మ స్వీకరించుకోవడానికి బోలుడంత కర్మ చేసి ఒక అర్హత సంపాదించుకున్నావో, ఈ మాట ఇప్పుడు ఎంతమందికి అర్థమై ఉంటుంది? ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఒక కర్మ అనుష్ఠానం కోసం మనం సంస్కారం పెద్ద చేసుకున్నాం, గుర్తుందా మీకు? ఉదాహరణకి శ్రౌతస్మార్త కర్మలు చేయడం కోసం పెద్ద సంస్కారం చేసుకుంటారు, ఉపనయనాది సంస్కారం. వివాహం కూడా సంస్కారమే. ప్రతి వాళ్ళు వివాహం ఎందుకు చేసుకుంటారు? ఇద్దరు కలిసి బతకడానికి కాదండి. వేదము ఉపనిషత్తులు లేదు, పురాణములు, వేద పురాణములలో ధర్మశాస్త్రాల్లో చెప్పిన కర్మ మేము చేస్తాము అని అగ్నిసాక్షిగా వాళ్ళు చెప్పుకుని వివాహం చేసుకుంటారు. వివాహం అందుకు, ఇది అనువర్ణముల వారికి ఉన్నదే కదా. కనుక ఉపనయన వివాహాది సంస్కారములు ఎందుకు చేసుకున్నాం? ఒక కర్మ చేయడం కోసమని, అర్హత సంపాదించుకోవడానికి ఇంత చేసాం. మధ్యలో జ్ఞానం వచ్చింది. జ్ఞానం వస్తే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతి ద్వారా దీన్ని స్వీకరించావో అలాంటి పద్ధతి ద్వారా దీన్ని విడిచిపెట్టి అప్పుడు వెళ్ళి అక్కడికి. అంతేగాని ఇందులో కూర్చొని మనం విడిచిపెట్టడమే కాకుండా అందరినీ ధర్మభ్రష్టులు చేయరాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ధర్మం చాలా ప్రధానమైనది. శంకరుల వారి మాత్రం ఇలాంటి మాట చెప్పలేదు. ఏమిటి, ఎలాంటి మాట? ధర్మాన్ని విడిచిపెట్టండి అని చెప్పలేదు. అంతెందుకండి? శంకరులకు కూడా గురువైన జగద్గురువుని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మమే అక్కర్లేనప్పుడు ఆయన యుగే యుగే సంస్థాపనార్థం ఎందుకు రావాలి చెప్పండి? ధర్మం అంటే సత్కర్మాచరణ. కనుక ఎప్పుడు సత్కర్మాచరణకి వైదొలగా రాదు. ఇలాంటి ప్రమాదాలు ఏర్పడతాయని మధ్యలో ఒక మాట చెప్పాడు, యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ్చ. అయ్యా, యజ్ఞము, దానము, తపస్సు, తీర్థము, ఇచ్చాదులు మానరాదు, కార్యమేవచ్చ. మళ్ళీ నొక్కచెబడి చెయ్యాలి. ఎందుకలవి? ఎందుకయ్యా? పావనాని మినీషినహ. నువ్వెంత వేదాంత విచారణ చేసినా ఇంకా ఆత్మజ్ఞాన సిద్ధి రాలేదు కదా. అంటే సిద్ధి రాకుండా ఏదో అడ్డుకుంటుంది కదా. అడ్డుకున్నది ముందు కడగబడాలి కదా. కడగబడ్డానికి యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం, అది పావనాను మనీషినహ పవిత్రుల్ని చేస్తాయి సుమా అని చెప్పాడు. చాలా ముఖ్యమైన అంశం. ఇంత నేను చెప్పడానికి కారణం ఏంటంటే బహుశా ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ వినుంటారు, ఇంకా వినబోతూ ఉంటారు. ఎలాంటి కర్మని సనాతన ధర్మాన్ని దూషించే వాక్యాలు వినవలసి వచ్చిందో వేదాంతులు చెప్తూ ఉన్నప్పుడు. కొందరు వేదాంతం సంప్రదాయబద్ధంగా చెప్పే వేదాంతులు చాలామంది ఉన్నారు. వారి పాదాలకు నమస్కరించుకుని ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు చెప్పగా వాళ్ళ దగ్గర అధ్యయనం చేసి తెలుసుకున్న విద్యను మీకు ఇక్కడ చెప్తున్నాం. గనక సంప్రదాయబద్ధంగా వేదాంత విద్య నేర్చుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. పాండిత్యం ఉంటే చాలదు, సంప్రదాయమే బద్ధం అది ఉండాలి. మొదటి రోజే నేను ఆ ఉట్టంకింపిచ్చాను భగవద్గీత భాష్యం రాస్తూ శంకరులు చెప్పిన మాట ఏమని, అసంప్రదాయ విత్ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ. సంప్రదాయము తెలియని వాడు ఎన్ని శాస్త్రములు తెలిసినా మూర్ఖుని వలె ఉపేక్షించవలసిన వాడు. ఎందుకంటే ఇంకా చెప్పేవాడు వినేవాడు ఒకడున్నాడనే భావనలో ఉన్నాడా లేదా వాడు? చూడండి, ఇక్కడ చెప్పేవాడు వినేవాడు ఒకడున్నాడు అంటే అక్కడ ఇంకా ద్వైతం ఉంది. మధ్యలో తాను అనుకున్న సిద్ధాంతానికి విరుద్ధంగా ఎవడు మాట్లాడుతున్నాడంటే కోపం ఉంది. వాడిని పేరు పెట్టి మరి తిట్టి ఫలానా చేస్తున్నాడు అన్నాడు అంటే నామరూపాల మీద అధ్యాస ఉంది. ఏం పోయిందని చెప్పండి. నిజంగా సిద్ధుడు ఎలా ఉంటాడో తెలుసా? రమణ మహర్షిని చూడండి. ఎక్కడైనా శంకరుల వలనే ఎవరినే నిందించడం కానీ తిట్టడం కానీ నామరూపాలు చూపించి ఠాట్ ఠాట్ వీడి సిద్ధాంతమేంటి వాడి సిద్ధాంతమేనేటి చేశారా అంటే కేవలం సిద్ధాంతం పట్టుకు వేలాడేటటువంటి వాళ్ళల్లో అహంకారం ప్రవేశిస్తే ఎన్ని ప్రమాదాలు ఏర్పడతాయో చూడండి. ఇక్కడ దానివల్ల ఏం జరుగుతుంది ప్రమాదం చెప్తాను. ఈ విగ్రహాలు ఎందుకు, ఈ ఆరాధనలు ఎందుకు? అలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి మొదలైన దివ్యక్షేత్రాలను దేవతలను నిందించడం కూడా ఈ చెవులతో విన్నాం గారికి చెప్తున్నా. ఎవరు? అద్వైతులు అనుకునేవాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే శంకరులు ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా ఎంత బ్యాలెన్స్డ్గా చెప్పారో అదే శంకరుల సిద్ధాంతం పట్టుకుని మనం ఎందుకు బ్యాలెన్స్ తప్పుతున్నాం? ఇది నా యొక్క వేదన. ఇది నేను బ్యాలెన్స్ తప్పకుండానే చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శంకరులు నేను వేదాంత ప్రతిపాదన చేశాను గనక ఇంకా యజ్ఞాలు యాగాలు అక్కర్లేదు ఉపాసనలు అక్కర్లేదు అంటే అద్వైతము బౌద్ధములాగే వేదధర్మాన్ని దెబ్బతీసినట్లు అవదా? మీరు ఆలోచించుకోండి. ఇక్కడ యజ్ఞయాగాది కర్మలన్నింటినీ వేదాంతంతో కూడా నువ్వు పక్కన పడేస్తే అద్వైతానికి బౌద్ధానికి ఇంకా భేదం ఎక్కడ? మీరు ఆలోచించండి. మరి ఏంటిట అద్వైతం తెచ్చిన గొప్ప ప్రయోజనం మనకి? మొత్తం వైదికమైన సనాతన ధర్మం అంతా దెబ్బతినేశాక కేవలం వేదాంతం అంటే ఆ వేదాంతానికి బౌద్ధానికి తేడా ఏముంది? ఎప్పుడు సిద్ధాంతంలో తేడా ఏముందో వదిలేయండి. బౌద్ధానికి అద్వైతానికి సిద్ధాంతంలో తేడా ఏముంది అనేది నేను చర్చ చేయట్లేదు. ప్రయోజనం ఏం చేసింది సమాజానికి? రెండూ కలిపి ఒకటే చేసాయి. ఏమిని? మన కర్మాదులు వాటి నుంచి భ్రష్టత్వం కల్పించాయి. అదా అద్వైతం కాదు, అది చేయలేదు. అద్వైతం చేయలేదు, శంకరులు చేయలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన, అనేక చోట్ల చెప్పారు. కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా హెచ్చరికగా చెప్పాడు. ఆయన ఒక చోటు చెప్పాడు, త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఏం చెప్పాడండి? వేదములన్నీ త్రిగుణాత్మకములే, వదిలే వేదాలను అన్నాడు. ఏమిటండి వేదనింద చేస్తే వాడిని ఏమంటారు తెలుసా? నాస్తికుడు అంటారు. నాస్తికుడు అంటే నాస్తికో వేదనిందక, ఇది డెఫినేషన్. కనుక నువ్వు అద్వైతాన్ని ఆలంబనగా తీసుకుని వేదాది కర్మల్ని తోలనాడేవంటే నిన్ను నాస్తికుడు అంటారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే సంప్రదాయబద్ధంగా వేదాంతాన్ని చెప్తూ సత్కర్మని భక్తిని కూడా సమన్వయిస్తూ చెప్పేవారిని ఈ వేదాంతం చెప్తున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళని ఛాందసులు సాధస్తులు అని పేరు పెట్టి అంటున్నప్పుడు సంప్రదాయాన్ని వదిలిపెట్టి చెప్పే వాళ్ళని మేము నాస్తికులు అనవలసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు వస్తున్నదో మీకు అర్థమై ఉంటుంది స్పష్టంగా. వేదాంతాన్ని పట్టుకుని పొరపాటున ధర్మభ్రష్టత్వం వైపు వెళ్ళరాదు అని వేదనతో నేను మాట చెప్తున్నాను. సిద్ధుడైన వాడి విషయం వేరు. నిస్త్రయగుణ్యే పథి విచరతే కో విధి కో నిషేధ. త్రిగుణాతీత స్థితికి చేరుకున్నటువంటి వాడు, వాడికి విధేమిటి నిషేధమేమిటి? ఎవరికి? వాడికి. వాడికి ఇంకే మౌనమే. వాడు కూర్చుని వీడిని తిట్టా వాడిని తిట్టా చేయుడు, అది చేసేటంటే వీడికి ద్వైతం ఉందనే. కేవలం పాండిత్యం మాత్రం ఉంది. నేను ఈ మాట అంతా కూడా శంకరుల మాటను విస్తారపరచడానికి చెప్పానే తప్ప విషయాంతరం కాలేదు. భామతిలో ఉన్న చివరి మాటను స్పష్టం చేయడం కోసం ఇదంతా చెప్తున్నా, అవునా లేదా? ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గానికి పోయిందంటే తాము వేదాంతంలో మనుకొని స్వయం ప్రతారణ అంటారు. ఇక్కడ స్వయం ప్రతారణ అంటే తమ సిద్ధాంతాన్ని సమర్థిస్తాం అనుకుంటూ తమ సిద్ధాంతాన్ని తామే దెబ్బతీసుకుంటున్నటువంటి వాళ్ళు. ఏం జరిగిందో తెలుసా? ఇటీవలకు వినరాని మాట విన్నా ఒక అద్వైత పండితుల నోటి నుంచి. ఆ బాధ తట్టుకోలేక ఇక్కడ చెప్తున్నాను నేను. వాళ్ళు చాలా పాపులు రేపి విదేశాల దాకా పాకిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కుర్రవాడు అతను వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, ఈ మధ్య వేదాంతం విన్నానండి, విన్న దగ్గర నుంచి నేను ఇంకా ఈ సంధ్యలు ఇవన్నీ మానేశానండి, కోవిలకి వెళ్ళడం మానేశానండి, ఇవన్నీ మానేశాను. అబ్బా, అమెరికాలో ఉండడం మాత్రం మానలేదు, సంపాదించడం మానలేదు, పిల్లల్ని కనడం మానలేదు, వాళ్ళని చదివించడం మానలేదు, వాళ్ళకి అనారోగ్యమైతే హాస్పిటల్కు పరిగెత్తడం మానలేదు. మరి మానేసిందంటే ఏమిటి? ఇవి అంటే మానేయడానికి ఇవి అనువుగా దొరికాయి కానీ ఇవేం కాదా? ఏం మాట్లాడుతున్నాం మనం? చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కఠోరమైన మాట విన్నాక ఏంటంటే, ఎవరైతే మన దేశంలో ప్రవేశించి మనదైన దేవాలయాన్ని ధ్వంసం చేసి మన మతానికి చెందిన ఎందరినో మానప్రాణ భంగాలు చేసి ఆలయ ధ్వంసం చేసి హింస చేస్తూ ప్రస్తుతం ప్రపంచానికి అంతరికి కూడా హింసారూపంగా భయభ్రాంతి కలిగిస్తున్నారో వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళు దేవుళ్ళని రూపాల్లో పూజించరు, ఆ విగ్రహాల్లో పూజించరు కనుక వాళ్ళు చాలా అద్వైతానికి దగ్గరకు వచ్చేసారు అనేటువంటి కఠోరమైన మాట్లాడుతూ దీన్ని బట్టి ఏమైందంటే అదొక ఉన్మాదం కింద మారిపోయి వాళ్ళను కూడా సమర్థించేదాకా వేదాంతం వెళ్ళిపోయిందా? వేదాంతం సమర్థించదు. కనుకనే కేవలం ఆకారాలను పూజించకుండా నిరాకార నిర్గుణాన్ని పూజించినంత మాత్రాన అద్వైతం కాదు. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్నది. ఇది ఇక్కడ ఆగెందుకు చెప్తున్నానంటే వేదాంతంలోకి వచ్చేసేమనుకుని పొరపాటున భక్తి మార్గాన్ని కానీ ఉపాసన మార్గాన్ని కర్మ మార్గాన్ని కానీ తృణీకరించవద్దు అని సవినయంగా మనవి చేయడం కోసం ఇంత చెప్పవలసి వచ్చింది. అంటే విషయాంతరం అనుకోవద్దు, స్పష్టమైంది కదా. నిజంగా సమాజక్షేమం కోరుకోవాలంటే, ధర్మక్షేమం కోరుకోవాలంటే ఈ ఆర్తిని అర్థం చేసుకోండి. అంతేగాని ఉన్న టైంలో విషయానికి దూరంగా చాలాసేపు వెళ్ళిపోయామని మాత్రం అనుకోవద్దు. విషయానికి దూరం వెళ్ళలేదు, ఎప్పుడు కూడా పొరపాటు పడవద్దు అని చెప్పడం కోసం. ఎందుకంటే శాస్త్రం వింటున్నప్పుడు ప్రమాదం కలగకుండా ఉండడం కోసం. కనుకనే చిట్ట చివరికి తత్తు సమన్వయాత్ వేదాంతమునకు తాత్పర్యము బ్రహ్మమునందే అని చెప్తూ ఇక్కడ మధుసూదన సరస్వతి ఆ మహానుభావుడిని ఎందుకు చెప్తున్నానంటే అద్వైత సిద్ధి అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారండి. మీరు అది కానీ చదివితే అద్వైతానికి అంతకు మించి ఎవరు చెప్పలేరు. అంత గొప్ప గ్రంథాన్ని రచించారు సంస్కృతంలో. అంతటి మహాత్ముడు ఒకసారి కాశీక్షేత్రంలో ఉండగా ఆయన వద్దకు గోచి కట్టుకుని యోగొచ్చట వచ్చి అన్నాడు, అబ్బా మీరు మహా అద్వైత పండితులను విన్నానండి అన్నట్ట. అవునండి అందరూ అంటూ ఉంటారన్నట్ట, లేదా పెద్ద వినయంలాగా. చాలా సంతోషం. తమరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వాదించినప్పుడు వాదంలో అవతల వాడు ఓడిపోతే మీకు సంతోషం కలుగుతోందా అని అడిగట. చాలా సంతోషం కలుగుతుంది. అవతలవాడు మీ సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడుతుంటూ కోపం వస్తుందా అని అడిగట్టండి. ఓ వస్తుందండి అని. ఇంకేం అద్వైతం అండి అని అట్టి ఒక్కటే మాట చెప్పండి. ఇంకా రాగద్వేషాలతోనున్నప్పుడు అది పట్టుకుని ఇంకేం అద్వైతం అండి అన్నట్ట అని. బాబు నువ్వు ఇంకా అథ చాలా గట్టిగా బలపడాలి నీకు. కనుకనే సిద్ధాంతం పాండిత్యం ఏదో అమ్మవారి కృప వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల పాండిత్యం. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. ఈశ్వర అనుగ్రహం వల్ల పాండిత్యం వచ్చింది, సంస్కారం వచ్చింది. అది మాత్రం గొప్ప విషయమే. ఆ విభూతికి నమస్కారం చేయవలసిందే. అంత స్పష్టమైన అద్వైత పండితులు ఎవరుంటారు? కానీ తమరు ఇంకా సంస్కరించుకోవాలి. ముందు మంత్రం ఇస్తాను బాగా చేసుకోండి అని చెప్పి కృష్ణ మంత్రం ఇచ్చేటండి. ఆ కృష్ణ మంత్రాన్ని అతడు జపించి జపించి జపించి కృష్ణాత్పరం కిమపి తత్వమహన్నజానే అని ఆ కృష్ణతత్వంలో లీనమయ్యాడు. అక్కడ ఆయన భక్తి రసాయనం అని ఒక గ్రంథాన్ని రచించి అద్వైత పరంగా ఈ భక్తిని అన్వయించుతూ అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఇది ఎందుకు మధ్యలో తీసుకొచ్చిందంటే, మనం ఇప్పుడు ఇంకా అద్వైతంలో పడిపోయాం కనుక ఇంక రేపటి నుంచి అక్కర్లేదు అని అనుకోవద్దని పొరపాటున తత్వ సమన్వయ దగ్గర చెప్పాలి. ఆ మహానుభావుడు నేను ఇంతవరకు అద్వైతంలో పొరపాటు పడి రాసేసాను, ఇప్పుడు నేను కన్వర్ట్ అయిపోయాను అనలేదండి. ఇక్కడ చూడు అద్వైతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఆయన అన్న ఒక మాట చెప్తున్నాను, సర్వేషామేవ శాస్త్రాణం భగవత్యేవ తాత్పర్యం సాక్షాత్ పరంపరయావా. ఈ మాట ఈ మాట మనకు కావలసినటువంటి మహావాక్యం అండి. ఏంటో చూడండి, సర్వేషామేవ శాస్త్రాణం అన్ని శాస్త్రములకు కూడా భగవతి ఏవ తాత్పర్యం, భగవాన్ యందే తాత్పర్యము. ఇక్కడ భగవానుడన్నా పరబ్రహ్మను ఒకటే, ఎంత మాత్రానికి ఏం గోలొద్దు. భాగవతం చెప్తోంది కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. కనుక సర్వశాస్త్రముల తాత్పర్యం దేని వైపు? భగవాన్ వైపు. సర్వశాస్త్రములు అంటే వేదమా వేదాంతమా? సర్వశాస్త్రాన్ని శాస్త్రము శాస్త్రయోనిత్వ గుర్తుపెట్టుకోండి. వేద వేదాంతములు రెండు. అందుకే వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొనే నిలిచేటి పరమార్థము అంటాడు అన్నమాచార్య. ఆ పరమార్థము వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొనే నిలిచేటి పరమార్థం. వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. అవునా లేదా? జనార్దనాత్ జనార్దని రెండు కూడా. అది శాస్త్రములన్నీ జనార్దను నుంచి వచ్చే జనార్దను ఎందే వాటి తాత్పర్యము. అంటే సర్వేషామేవ శాస్త్రాణం భగవత్యేవ తాత్పర్యం సాక్షాత్తు పరంపరయావా అది అని చక్కగా చెప్పాడు. కొన్ని పరంపరగా కొన్ని సాక్షాత్తు అన్నాడు. ఇది అనమాట పరంపర అంటే క్రమముగా, సాక్షాత్ నేరుగా అని అనమాట. పరంపరగా అంటే సత్కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి చేసుకుని, క్రమంగా ఉపాసన వల్ల చిత్త ఏకాగ్రత సంపాదించుకుని, ఏకాగ్రమైన చిత్తంతో శుద్ధమైన చిత్తంతో విచారణ చేస్తే పరబ్రహ్మ స్పష్టముగా తెలియబడుతున్నది. ఆ తెలిసేక సిద్ధే. ఇది జ్ఞానం అనమాట. తెలిసిపోయింది కదా సమన్వయం. కనుక చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన చక్కగా తెలిసిపోయింది కదా. కనుక పరంపరగా అయితే ఇది సాక్షాత్తుగా, కనుక సాక్షాత్తుగా బ్రహ్మమును యందు తాత్పర్యం చెప్తున్నాయి ఉపనిషత్తులు, పరంపరగా చెప్తూ ఉన్నాయి తదితర శాస్త్రములు. కనుక ఉభయమునకు గౌరవిద్దాం. ఎందుకని ఇక్కడికి వచ్చేవని దాన్ని మాత్రం తిట్టకూడదు, తిడితే వేద నిందా దోషం వస్తుంది, వేదాన్ని నిందించరాదు ఇది చెప్పడం. వైదికమైన ఏ కర్మని నిందించరాదు. మనం ప్రస్తుతం సనాతన ధర్మంగా భావిస్తున్నటువంటి ఉపాసనలు కర్మలు ఇవన్నిటికీ మూలము వేదము. కనుకనే వేద నిందా దోషం రాకూడదని ఈ మాట చెప్పడం జరుగుతున్నది. ఇంత ఉపన్యాసం ఎందుకు అంటే తత్వ సమన్వయాత్ సరిగ్గా సమన్వయింపబడ్డం కోసం ఇంత విషయం చెప్పడం జరిగింది. విషయాంతరం అనుకోరాదని ప్రార్థన చేస్తూ తర్వాత సూత్రాల్లోకి వెళ్తున్నాం. కనుకనే ఇప్పుడు ఈ సూత్రంతో ఏం ప్రతిపాదన చేశారు గురుగారు? బ్రహ్మము స్వతంత్రముగా ఉపనిషత్తుల యందు ప్రతిపాదింపబడింది, దేని సహాయమో లేదో దేనికో తోకలాగా అంటుకునో అంగముగా కాదు, స్వతంత్రమేవా. కనుక మనకు బ్రహ్మము గురించి స్పష్టముగా స్వతంత్రముగా దొరికే చోట ఇది వేదాంత శాస్త్రం అని చెప్పి తర్వాత అధికరణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈక్షత్యధికరణం, ఇప్పటి వరకు మనకు నాలుగు సూత్రాలు నాలుగు అధికరణాలు అయ్యాయి. ఇక్కడ ఈ అధికరణం ఐదవ సూత్రము. ఇందులో ఈ ఐదవ అధికరణము ఏడు సూత్రాలు ఉన్నాయండి. ఇందులో ఏడు సూత్రాలు కలిపి ఒకటే అధికరణం. ఒకే విషయాన్ని అన్ని సూత్రములు కలిస్తే కానీ తెలుసుకోలేము, అందుకు అధికరణము. ఇక్కడ ఒక సూత్రంతోనే ఒక విషయం స్పష్టమైపోయింది, ఇక్కడ మాత్రం ఏడు సూత్రములు ఒక అధికరణం. దీని పేరు ఈక్షత్యధికరణం అని పేరు. ఏడు సూత్రాలకి ఏకవాక్యం ఉన్నది. ఏకవాక్యం అంటే అన్నీ కలిపితే తెలుస్తుంది. ఇది చాలా అద్భుతమైన చర్చ చేశారు ఇక్కడ. ఇంతవరకు జరిగిన చర్చ అర్థమైపోయింది కదా, ఇప్పుడు ఈ చర్చలోకి వద్దాం. ఇందులో ఏంటంటున్నారంటే మొట్టమొదటి ఈ అధికరణంలో మొదటి సూత్రం అనగా ఐదవ సూత్రము ఈక్షతేర్నాశబ్దం. ఇది ఈక్షతేర్నాశబ్దం అంటే ఇది విడదీసి చూస్తే మూడు పదాలు ఉన్నాయి ఇందులో. ఈక్షతే నా అశబ్దం, ఈక్షతే నా అశబ్దం, ఈక్షతేర్నాశబ్దం. ఇది అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈక్షతే అని ఒక మాట వచ్చింది అన్నప్పుడు ఏంటి, ఈక్షణము అని తెలుగులో చెప్పుకుంటే మనకు తెలుసు, తెలుగులో కాదు తెలుగు భాషలో చెప్పుకునే సంస్కృత పదం ఈక్షణము. ఈక్షణము అంటే చూపు. ఈక్షణము వీక్షణము అనేది చూపు. ఈక్షణము చూడడం అండి. ఈ చూడడం అనేటువంటిది ఏదుందో అది ఎవరి పని, ఇది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. చూడడం అనే పని ఇక్కడ మొదలుపెట్టడం ఉంది, సామాన్యం కాదండి. చూడడం ప్రపంచమంతా ఒక చూపు అండి. ఎవరు చూపు? పరమాత్మ చూపే. ఇదంతా కూడా ఒక్కసారి చూసేట ఆయన చూస్తే ప్రపంచం. మనం కూడా చూడండి, పొద్దున కళ్ళు తెరిస్తేనే ఇదంతా, అవునా లేదా? అలాగే పరమాత్మ ఈ సృష్టి చేయాలని సంకల్పించి ఆలోచన చేశాడు, అవునా లేదు? సృష్టి ఆరంభంలో అంటే ప్రాక్, ఉత్పత్తికి ప్రాక్ ఆరంభంలో ఆయన చేద్దామని అనుకున్నాడు. ఆయన అనుకోగానే అనుకోవడంలో జ్ఞానమంతా ఉంది. దేని జ్ఞానం ఉంది? సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా ఆయన అనుకోవడంలో ఉంది. ఈ అనుకోవడము, చూడడము, ఆలోచించడము మూడు సమానార్థకములు. చూడడము అంటే సంకల్పించుట, ఆలోచించుట, జ్ఞానము అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే కనుకనే ఈశ్వర జ్ఞానమే విశ్వమంతా వ్యాపించి ఉంది, అవునా లేదా? ఈశ్వర జ్ఞానమే విశ్వమంతా వ్యాపించింది, లేకపోతే మీ జ్ఞానం నా జ్ఞానం వ్యాపించిందా? అసలు మన శరీరంలో ఏది ఎలా పెరగాలి అనే జ్ఞానం కూడా మనది కాదు, దాని పాటన జరుగుతూ ఉంటుంది. కానీ సృష్టిలో ప్రతి దానిలో ఇన్బిల్ట్గా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎవరిది? ఈశ్వరుడిది కాదు, ప్రకృతిది అంటాడు ఇంకోడు. ప్రకృతిది కాదు అంటాడు వేదాంతి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అది ఇక్కడ ఈ సూత్రంలో అది మర్మం అన్నమాట. విశ్వమంతా వ్యాపించిన జ్ఞానము ప్రథమంగా పరమేశ్వరుడి నుంచే విశ్వమంతా వ్యాపించింది, ఇది మనం తెలుసుకోవాల్సింది. కాదయ్యా, ప్రకృతికి సంబంధించినది ఈ జ్ఞానము, ఈ క్షణము అనేటువంటిది ప్రకృతిది అని అంటే ప్రకృతిది కాదు అని సూత్రం చెప్తోంది. ప్రకృతిది కాదు, ఇది పరమేశ్వరుడిది. ఈ క్షణం అనేది పరమేశ్వరుడిది. ఎందుకంటే దీని తాత్పర్యం దేని ఎందు? పరబ్రహ్మమునందు. అనగా పరమేశ్వరుడు ఏం బాధలేదు, పరమేశ్వర పరబ్రహ్మ ఏం లేదు. ఇక్కడ ఒక్కసారి బ్రహ్మశబ్దం ఈశ్వర శబ్దంతోనే చెప్తూ ఉంటాడు సూత్రకారుడు జాగ్రత్తగా. ఉపనిషత్తు అలాగే చెప్పింది, ఈశ్వర బ్రహ్మంకి ఏమి ఇక్కడ భేదం లేదు. మనం జీవాన్ని పరిమితి పెట్టుకుంటే బ్రహ్మమును ఈశ్వర అని అన్నామే కానీ బ్రహ్మమే అది. కనుకనే ఇక్కడ వేదాంత శాస్త్రం ప్రకారంగా బ్రహ్మమే, కానీ కాదు ప్రకృతి అనేవాళ్ళు ఎవరు? సాంఖ్యులు. నిజానికి బ్రహ్మసూత్రాలు సాంఖ్యుల మీద ఎక్కువ ముట్టుకెలు వేసిందండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళ మీద వదిలిందా అంటే పెద్దవాడుకో నాలుగు పడితే వాడిని ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ ఇంకా పడతాయి, వాడికి వేస్తే అందరికీ తగులుతాయి. ఎందుకంటే ఇంచుమించు అద్వైతానికి దగ్గర దాకా వచ్చిన వాడు వాడు ఒక్కడే, అక్కడ దాకా వచ్చాడు కానీ ఇంకా ఇక్కడ దాకా రాలేదు. అందుకే వాడిని గట్టిగా వేస్తే వాడు వెనకాల ఉన్న వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకుంటారు, ముందు వాడికి తగిలింది కనుక మనము బుద్ధి తెచ్చుకుందామని. అందుకే సాంఖ్యాన్ని బలిగా వేస్తాడు. ఎందుకంటే సాంఖ్యులు ప్రకృతివాదులు, ప్రకృతి అన్నిటికి కారణము అని అంటారు. కానీ అన్నిటికి కారణం ఎవడు? ఎవరు? మౌనమా? జన్మాధ్యాస యతహ దగ్గర ఒక్క చెప్పాం కదండి, ఒక్కొక్క సూత్రం పట్టుకుని రోజంతా లాగారు కదండి అని మీరే అంటారే, అవి రోజంతా పట్టుకున్న మరి చెప్పండి. ఇక్కడ జన్మాధ్యాస యతహ అన్నప్పుడు జన్మాదులన్నిటికీ అస్య ఈ జగత్తుకి యొక్క జన్మాదులకు ఎవడు కారణమో వాడే బ్రహ్మము అని అక్కడ చెప్పి ఇక్కడ ప్రకృతి కారణం అంటే ఒప్పుకుంటామే మేము? ఒప్పుకోము. కనుక వేదాంతి ఇక్కడ ఒప్పుకోకూడదు. ఎందుకు ఒప్పుకోవయ్యా నువ్వు ప్రకృతి కారణం అంటే? అంటే నా అంటే ప్రకృతి కారణము కా దేనికి? ఈక్షతే. ఈక్షతే అంటే ఈ క్షణము అనే క్రియకి ప్రకృతి కారణము కాదు. ఎందుకు కాదు? అశబ్దం అందువల్ల అన్నాడు. అశబ్దం వల్ల. అశబ్దం అంటే అది శబ్దము కాదు గనక, ప్రకృతి శబ్దము కాదు గనక అది ఈ క్షణము దాని నుంచి రాదు. అంటే జగత్కారణము కాదు, ప్రకృతి జగత్కారణము కాదు ఎందుకంటే శబ్దము కాదు గనక. ఏమిటిది చూడండి, శబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే మీరు నేను చేసే సౌండ్ కాదు. శబ్దం అనే మాటకి శాస్త్రార్థం ఏంటంటే వేదము. ఇది గుర్తుపెట్టుకో, శబ్దము అంటే వేదము. కనుకనే ప్రకృతికి మరో పేరు ప్రధానము. సాంఖ్యులు ప్రధానము అని అంటారు. త్రిగుణాత్మికమైన ప్రకృతిని ప్రధానమంటారు. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతిని ప్రధానమంటారు. మీరు ప్రపంచం అంతా చూడండి, ఆ మూడు తప్ప మరొకటి కనబడదు. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతియే మనందరికీ కూడా అనుభవానికి వస్తున్న విషయం, అంతే కదా. కనుక ప్రకృతియే కారణం మనకు కనబడుతుంది. మనకి దీన్ని ప్రధానం అని అంటారు. ఎవరు? సాంఖ్యులు. వాళ్ళు ఈశ్వర అస్తిత్వాన్ని ఒప్పుకోరు. కానీ సూత్రకారుడు ఏమంటున్నాడంటే ఆ ప్రధానము కారణము కాదు. ఎందుకు కాదయ్యా? మేము శాస్త్రమే ప్రమాణం అని చెప్పుకున్నాం గనక శాస్త్రం ఒప్పుకోవట్లేదు ఆ మాటని. శాస్త్రం ఎక్కడా ప్రకృతి కారణమని చెప్పలేదు. అది అనమాట. అశబ్దం అంటే అర్థం ఏంటి? వేదమునందు లేదు గనక అని చెప్పారు ఇక్కడ. వేదము అంటే శాస్త్రము అని అర్థం. శాస్త్రమునందు ప్రకృతి కారణమని చెప్పబడలేదు గనక ప్రకృతి ఈక్షణమునకు అనగా జగత్ కారణమునకు మూలమైనది కాదు. ఇది అండి ఇద్దరు అర్థమైపోయింది కదా. ఈక్షతే నా శబ్దం స్పష్టమైందా? కనుక అశబ్దము అనగా శాస్త్ర ప్రమాణము కాదు గనక. ఇంకా చెప్పాలంటే శాస్త్రీయం కాదండి అని ఇప్పటికీ మాట్లాడుతుంటాం మనం. శాస్త్రీయం కాదు అది, అన్సైంటిఫిక్. ఏమిటా సైన్స్? జగత్ కారణం గురించి మాట్లాడే సైన్స్ ఏదండి? ఇప్పుడు డెవలప్ అవుతున్న మెటీరియల్ సైన్స్ కాదు. మెటీరియల్ సైన్స్ మెటీరియల్ గురించి చెప్తుంది కానీ మెటీరియల్ కాజ్ గురించి అది ఇంకా చెప్పలేదు, అంతదాకా ఎదగలేదు ఇది. దానికి ఆ సైన్స్ దేన్ని ఒప్పుకుంటుందో తెలుసా? ఫిజికల్ లెవెల్లోకి దిగిందా అన్న అది ఒప్పుకుంటుంది. అది ప్రకృతిలోకి వచ్చేదాన్ని ఒప్పుకుంటుంది ఫిజిక్స్. అంతే కదా ఇప్పుడు మన సైన్స్ అంటే ఇదే. సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఇది. కానీ సైంటిఫిక్ అప్రోచ్ అంటే అది కాదు. లాజికల్గా చక్కగా ఆర్గ్యుమెంట్స్తో పద్ధతిగా వెళ్ళాలి దేనికైనా. కానీ ఆ సైన్స్ ప్రకృతికి అతీతమైన సత్యం గురించి ఇంకా దానికి ఊహకు కూడా అందట్లేదు. ఏం చెప్తుంది? కనుక ఇక్కడ సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఈ అరకొర సైన్స్ గురించి చెప్పట్లేదు. ఇక్కడ సూపర్ సైన్స్ ఒకటి ఉంది, అదే వేదం. అంటే ప్రత్యక్షేణ అనుమానేన యస్తూపాయం నవిద్యతే. నీకేదైతే ప్రత్యక్షముగా అనుమానంతో చెప్పలేవో దాన్ని చెప్పడానికి వచ్చినదే వేదం. తస్మాత్ వేదస్య వేదత్. అంత చక్కగా చెప్పారు. కనుక ఆ శాస్త్రం ప్రకారంగా ఇక్కడ శాస్త్రము అనే మనకి ఇక్కడ కన్ఫైన్డ్ ఏమిటి? వేదాంతం. కనుక అశబ్దం అనగానే ఇక్కడ వేదాంత శాస్త్రం అనేది చెప్పబడలేదు. ఏమి చెప్పబడలేదు? ప్రధానము ఈ క్షణముకు కారణము కాదు. అర్థమైపోయింది కదా. అదండి ఈ సూత్రం. ఇక్కడ నుంచి ఎందుకు ప్రధానము కాదో చెప్తాడు మొత్తం ఏడు సూత్రాల్లో. నేను ఏడు సూత్రాలు వల్ల వేసేస్తా, సబ్జెక్ట్ అంతా ఒక దగ్గరకు వస్తున్నాను. ఈక్షతేర్నా శబ్దం గౌణశ్చేన్నాత్మశబ్దాత్ రెండవ సూత్రం, తన్నిష్టస్య మోక్షోపదేశాత్ మూడవది, ఏహ్యత్వావచనాచ్చ నాలుగవది, త్వాప్యయాత్ ఐదవది, గతి సామాన్యాత్ ఆరవది, శృతత్వాచ్చ ఏడు. ఏడు సూత్రములు ఇందులో చెప్తున్నాడు. ఏడు సూత్రముల లక్ష్యం ఒకటే. ఏమని? ప్రధానము ఈ జగతికి కారణము కాదు అని ప్రతిపాదిస్తాడండి ఇందులో. ప్రధానము జగతికి కారణము కాదు అంటే మరేమిటి కారణం అని అర్థం? ఇది కాదు అని చెప్పేయండి, ఏదైనా అర్థం ఎలుగెత్తి చెప్పచ్చు. బ్రహ్మము కారణము అది కదా చెప్పాలి. కనుక దేని గురించి మళ్ళీ చెప్తున్నాడు ఏడు సూత్రాలు? సర్వకారణ కారణము, సర్వజ్ఞము, సర్వశక్తిమంతము బ్రహ్మమే, ఇది ప్రతిపాదన. కనుక ఇప్పుడు దేనికోసం ఇది చెప్పుకుంటున్నాం మనం? ప్రకృతి గురించి ఎనలైజ్ చేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ లాజిక్లు ఆర్గ్యుమెంట్లు తర్కాల కోసం చెప్పట్లేదు. బ్రహ్మమే పరమ కారణం అనే ప్రతిపాదన అది మనకు కలుగుతున్నది. కనుక ఎన్ని కబుర్లాడినా అందులో బ్రహ్మము గురించి చెప్పబడితేనే మనం వినాలండి. తర్కాలు వివాదాలు మనకు వద్దు మనకి. కనుకనే ఇప్పుడు ఇతను చేయబోయే తర్కం అంతా కూడాను మనకు బ్రహ్మము గురించి తెలియజేస్తుంది. కనుక ఇది అందమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రధానము కాదనే దాన్ని చెప్పబోతూ దీనికి ఉపోద్ఘాతాన్ని రచిస్తూ చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు. తావత్ వేదాంత వాక్యానాం బ్రహ్మాత్మావగతి ప్రయోజనానాం బ్రహ్మాత్మని తాత్పర్యేణ సమన్వితానాం అంతరేణాపి కార్యానుప్రవేశం బ్రహ్మని పర్యవసాన ముక్తం. ఇంతవరకు మేము చెప్పినది ఏమిటంటే వేదాంత వాక్యాలన్నిటికీ ఇంకా ఏ కర్మలతోనూ విధులతోనూ సంబంధము లేకుండా బ్రహ్మము గురించి తెలుసుకొనడమే ప్రయోజనము అని మేము ఇంతవరకు తీర్మానించాము. ఇది అలా కాకుండా బ్రహ్మం అంటే సర్వజ్ఞము, సర్వశక్తి, జగదుత్పత్తి స్థితినాశ కారణం అని కూడా చెప్పాము ఇప్పటి వరకు. కానీ సాంఖ్యాదయస్తు సాంఖ్యాదులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ప్రధానము కారణము అని వివరిస్తున్నారు. వాళ్ళు దానికి ఎన్ని రకాలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే సంకల్పించుట ఆలోచించుట అంటే జ్ఞాన విషయం అండి. జ్ఞానం ఉంటేనే కదా ఇవన్నీ ఉంటాయి. జ్ఞానం అంటే ఏంటి? చైతన్యం. ఇది ఒకటి చైతన్యం. చైతన్యం అంటూ ఉంటేనే సంకల్పము ఇవన్నీ ఉంటాయి. చైతన్యం దేనికున్నదో లేదా ఏది చైతన్యమో దానికే సంకల్పము ఆలోచన వస్తుంది. కానీ చైతన్యం లేని దానికి సంకల్పం ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పేటువంటి ప్రధానము లేదా ప్రకృతి అనేటువంటిది చైతన్య వస్తువు కాదు, అది అజ్జడం. అది చైతన్య వస్తువు ఏది? చైతన్య మహాత్మా. శివసూత్రాల్లో కూడా ఇదే వాక్యం చెప్పాడండి కాశ్మీర శైవ సిద్ధాంతంలో. మనం చెప్పుకున్నాం కదా అద్వైతానికి విరోధం కానంత వరకు ఎవరిదైనా లాక్కోవచ్చు మనం. కనుక ఆత్మయే చైతన్యము లేదా చైతన్యమే ఆత్మ. ఇప్పుడు చైతన్యం ఏదో మీరు వెతుక్కుంటూ వెళితే అచైతన్యమంతా అనాత్మ, చైతన్యం ఆత్మ తేలిపోయింది, ఇంకేం గోళా లేదు. అదే ఇక్కడ వరకు మనం చెప్పుకున్నది. కనుక చైతన్యమే ఆత్మ. కనుక చైతన్యం దేనికుంటే దానికి ఈ క్షణం వస్తుందే తప్ప చైతన్యం లేని దానికి ఈ క్షణం ఎక్కడ వస్తుంది? మీరు దేనికి ఆపాదిస్తున్నారు? చైతన్యం లేని ప్రధానానికి ఆపాదిస్తున్నారు కదా. కానీ వాళ్ళేం తక్కువ వాళ్ళు అండి, వాళ్ళు చెప్తున్నారు మేము చైతన్యం, మీరు చైతన్యం కాదన్నది మేము ఒప్పుకున్నా ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాల్లో సత్వరజస్తమో గుణాలు అంటారు. ఈ సత్వము నుంచి జ్ఞానం వస్తుందని మీ శాస్త్రమే చెప్పింది కదా. మళ్ళీ అదొకటి, మళ్ళీ మన వాక్యాలు తీసి మనకు ముట్టుకే పెట్టాలని ట్రై చేస్తారు వీడు. అంత తెలుగు దొరుకుతామో మనం. ఏమిటంటున్నాడు చూడండి, మీ శాస్త్రమే చెప్పింది కదా. ఎక్కడ చెప్పింది? భగవద్గీత వెతకండి. మీ జగద్గురువే చెప్పాడు. ఏమని? సత్వాత్ సంజాయతే జ్ఞానం. 14వ అధ్యాయంలో వస్తుంది మాట. సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది అని ఉన్నది. మన శరీరం ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకోండి, సత్వగుణం బాగా పనిచేసిందనమాట. అర్థం అవడం కోసం సిద్ధిక గుణాతీత స్థితికి వెళ్ళాలి. అర్థం చేసుకోవడానికి సత్వగుణం ఉండాలండి, సిద్ధి వేరే విషయం. కనుక సత్వగుణం బాగా ఉంటేనే విషయం అర్థమవుతుంది. సత్వగుణం పనిచేస్తూ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో జ్ఞాన ప్రతిబంధక గుణాలు ఉన్నాయట వేరే రెండు. జ్ఞాన ప్రతిబంధక గుణ అవి గుణం, రెండు గుణాలు అవి జ్ఞాన ప్రతిబంధక గుణాలు. అవి ఏంటో తెలుసా? రజోగుణం తమోగుణం. ఆ రెండు పైకి వస్తాయి ఇక్కడ. రజోగుణం ఏంటంటే అటాచ్మెంట్, అది ఎక్కువ. జ్ఞానం తెలుసుకోనివ్వకుండా ఏది అడ్డుకుంటుందో తెలుసా? మీకు ఇదివరకు ఉన్న విషయములతోనో లేదా ఇతర సంబంధములతోనో అటాచ్మెంట్ వల్ల ఈ చెప్తున్నది రావట్లేదు రజోగుణం. ఇక నా తమ్ముడు ఉన్నాడు ఎవడు? తమోగుణం. వాడుంటాడే వాడు అసలు మొదటి వాడు ఒకదానికోటి అర్థం అయ్యేలా చేస్తాడట. ఎవడు? రజోగుణం. ఒకదాని కూడా అర్థం అయ్యేలా చేస్తాడు. అలాంటి రజోగుణంతో అర్థం చేసుకుంటేనే కోపాలు తాపాలు ఇవన్నీ వస్తాయి. చెప్పేవాడి మీద, వినేవాడి మీద ఇవన్నీ వస్తాయి. రజోగుణం ఇలాంటి పొరపాటు చేస్తుందండి, అపార్థం చేస్తుంది. తమోగుణం ఏం చేస్తుంది? అసలు ఏదో అర్థం కానివ్వకుండా చేస్తుంది. అందుకే ఎంతో బ్రహ్మసూత్రాలు చక్కగా విందామని చెప్పి మధ్యాహ్నం 2-3 గంటలు పడుకున్నా ఎందుకు ఇక్కడ కొనుక్కు రాకూడదని. ఇక్కడికి వచ్చేప్పుడు వచ్చేస్తుంది అది. ఎందువల్ల? తమోగుణం అది. కనుక జ్ఞాన ప్రతిబంధక గుణాలేవి? అందుకే జ్ఞానం కావాలనుకునేవాడు ఈ రెండింటిని అణచుకునే సాధనలు ఏవో ట్రై చేసుకోవాలి, రజోగుణ తమోగుణాలని. అందుకు కనుక జ్ఞానగుణం ఏంటి? సత్వగుణం. కానీ మీరే చెప్పారుగా సత్వం వల్ల జ్ఞానం వస్తుందని. మరి ప్రకృతి త్రిగుణాత్మకమైనప్పుడు సత్వం అందులోనే ఉంది కదా. కనుక సత్వా సంజాయితే జ్ఞానం అన్నప్పుడు సృష్టిని చెయ్యాలనే జ్ఞానము ప్రధానముకు ఆ సత్వగుణం వల్ల వచ్చింది అంటే తప్పేముంది మీరు అన్నాడు. తెలివైన వాడు చూడండి, ఇప్పుడు చెప్పండి. ఇంకా ఇందాక ఒప్పుకున్న స్టేట్మెంట్ ఇప్పుడు జారాల్సి వచ్చింది కదా. అవునండి, దాని సత్వగుణం ఉంది కదా. ఇంకొకటి, ఏదైనా చెయ్యాలి అంటే ఆ జ్ఞానం అప్లై చేయాలి. ఇప్పుడు మీరు చూడాలి, చూసే జ్ఞానం మీకుంది. చూసే జ్ఞానం మీకు ఉన్నప్పుడు చూడగలిగే ఇంద్రియం ఉండాలి, చూడడానికి వస్తువు ఉండాలి, జ్ఞాన ఉపకరణం ఉండాలి. మీరు చెప్పినట్లు ఆ పరమాత్మకు ఏవీ లేవు అన్నారే, అటువంటిప్పుడు ఉపకరణాలు లేనప్పుడు ఆయన ఏ విధంగా చేయగలిగాడు ఇవన్నీ కూడా? కనుక ఉపకరణములు లేనప్పుడు అవి ఎలా చేయగలిగాడు? నచ జ్ఞాన సాధనానాం శరీర ఇంద్రియానాం అభావే జ్ఞానోత్పత్తి కశ్చిదుపన్నా. మనకి ఇంద్రియాలే లేనప్పుడు ఏ విధంగా చేయగలిగాడయ్యా? ఇది ఒక ప్రశ్న విషయం. పైగా సత్వంతో జ్ఞానం పొందవచ్చు అనడానికి మనం లోకంలో యోగుల్ని కూడా చూస్తున్నాం. వాళ్ళు సత్వధర్మేణ జ్ఞానేన కార్యకారణవంతక పురుషాః సర్వజ్ఞాః యోగిన ప్రసిద్ధాః. సత్వగుణం బాగా ప్రబుద్ధమైపోయిన వాళ్ళు, బాగా సత్వగుణం అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు జ్ఞానులండి, జీనియస్లు, లేనైనా చేయగలరు. కనుక లోకంలో కూడా సత్వగుణ సంపన్నులైనటువంటి జ్ఞానుల్ని మనం చూస్తున్నాం. కనుక సత్వగుణం జ్ఞానహేతువు అన్నప్పుడు సత్వగుణ సంపన్నంగా ఇది చేయొచ్చు కదా. సరే, ఇది వాళ్ళు చేస్తున్న పాయింట్లు చూడండి. ఈశ్వరుడు కారణం కాదని చెప్పడం కోసం వాళ్ళు చెప్తున్న పాయింట్లు, ప్రకృతి కారణం. అంతేకాదు, మీరు అన్నట్టు ఈశ్వరుడు కేవల జ్ఞానస్వరూపుడు నొప్పుకున్నాం. సర్వజ్ఞ అన్నారు కదా, అన్నీ తెలిసినవాడు సర్వజ్ఞుడు ఒకడు ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఒక్క సాంఖ్యులనే కాదండి, వాళ్ళ తమ్ముళ్ళందరినీ కలిపి కొట్టదలుచుకున్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు ఉన్నాడు ఒప్పుకుంటారు కొందరు. వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు ఉంటే ఉన్నాడు కానీ ఆయన మాత్రం ప్రకృతి సహాయంతో ఇదంతా చేస్తాడు కదా, కనుక ఆయనకి ప్రకృతిని ఆయన ప్రేరేపించి చేయాలి. కనుక ప్రకృతి యందు ఆయన చైతన్యం ప్రవేశిస్తేనే కదా ప్రకృతి చేతనత్వాన్ని పొందింది. ఇది ఒప్పుకునే వాళ్ళు కొందరున్నారు, సాంఖ్యులకారు వీళ్ళు. వీళ్ళు మన వైశేషికులు మొదలైన పేర్లతో పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను పేర్లు సాంఖ్యులు వైశేషికులు అని చెప్పాను, కానీ ఇలాంటి వాళ్ళు మనలోనే ఉన్నారండి, సిద్ధాంతాలు తెలియకపోవచ్చు. కానీ కనుక ప్రకృతి నేరుగా జ్ఞానము కాకపోయినప్పటికీ కూడా ప్రకృతికి ఆ చేతనత్వం కలిగించిన వాడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఒప్పుకున్నా ఆ ఈశ్వరుడి సర్వజ్ఞత్వం అది సంపూర్ణముగా నిత్యత కాదు కదా అన్నాడు. ఇక్కడ నిత్యత కాదు కదా, చాలా జాగ్రత్తతో ఈ మాట. నిత్యతకి సర్వజ్ఞత్వానికి ఉన్న చిన్న విషయం చెప్తాను. సర్వము తెలిసిన వాడు సర్వజ్ఞుడు. మరి సృష్టికి పూర్వమే సర్వము అని ఎలా తెలుస్తాయి చూడండి. ఇక్కడ అన్నిటినీ తెలిసిన వాడు అంటే అన్ని ఉంటేనే కదా అన్నీ తెలియడం. గొప్ప మాట చేశారు చూడండి, అర్థమవుతుంది కదా. లాజిక్ అండి, మామూలు విషయం కాదు. అన్నీ ఉంటేనే కదా అన్నిటినీ తెలియడం అనేది. కనుక సృష్టికి పూర్వం కేవలం జ్ఞాన మాత్రముగా తెలివి అనేవాడిగా ఉన్నాడు ఆయన. తెలుసుకొనుట అనే క్రియ కాదు అక్కడ చూడండి. ఇక్కడ తెలివి, తెలుసుకొనుట, చూడడం అనే శక్తి ఉన్నదండి. కానీ చూడడం అనే శక్తి ఉన్నప్పుడు అన్నీ చూశానండి అన్ను, అన్నీ చూస్తున్నానండి. చూడండి మాటలు జాగ్రత్తగా తెలుగులో చెప్తున్నా, అన్నీ చూస్తున్నానండి, అన్నీ చూశానండి అన్ను అంటున్నావు. అన్నీ చూస్తున్నాను, అన్నీ చూశాననేది నీ యొక్క చూడగలిగే శక్తిని చెప్తోంది. కనుక అన్నీ చూస్తున్నాను అన్నప్పుడు అన్నీ ఉంటేనే కదా నువ్వు చూస్తున్నాను అని క్రియ ఎలా కంటిన్యూ అవుతుంది చూడండి. ఎలా చెప్తున్నాడు, చూస్తున్నాను అనే క్రియ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? చూడడానికి వస్తువు అంటూ ఉన్నప్పుడు. కానీ ఈ సృష్టిని అంతటి నన్ను చూస్తూనే ఉంటాడా? ఈ సృష్టి రావడం పోవడం అన్నీ జరుగుతుంటే సృష్టికి పూర్వస్థితులు ఆయన అన్నీ చూస్తూ ఉంటాను సృష్టి ఒకటి ఉంటేగా. కనుక సృష్టి అంటూ ఉంటేనే చూడడం అంటూ ఉంటుంది. కనుక చూడడం అనే జ్ఞాన నిత్యత ఆయన దగ్గర అక్కడ ఉంది. అన ఉంటే ఉండొచ్చు కానీ జ్ఞాన నిత్యత ఇది, అంటే ఎప్పుడూ చూస్తూ ఉండడం జ్ఞాన నిత్యత. అర్థమవుతుంది కదా. జ్ఞానము క్రియారూపం ధరించడం అండి. ఇంకా చెప్పాలి అంటే నాకు చూడడం అనే శక్తి ఉంది, నేను చూస్తేనే చూసినట్టు, లేకపోతే లేదు. కొంతమంది చూడండి వినడం అనే శక్తి ఉంది, కానీ ఇక్కడ కూర్చుంటే ఉపన్యాసం వినరు. ఎందుకు వినరు? వినడం అనే శక్తి ఉంది వినలేదు అంటే అర్థం ఏంటి? వినడం అనే యాక్షన్ లేదు, జ్ఞానానికి క్రియ యాడ్ కాలేదు. జ్ఞానం ఉంది కానీ క్రియ లేదు. ఇచ్చ ఉందో లేదో తెలియదు, జ్ఞానం ఉంది క్రియ క్రియారూపం ధరించలేదు. ఇక్కడ ఇచ్చితోనే వచ్చారు కదా అందరూ. అలాగొచ్చిన వాళ్ళం అనుకోండి, ఏదో చమత్కారం కోసం అర్థం కావడం కోసం చెప్పిన మాటలు. ఇచ్చతో వచ్చినా, లేదా పక్క వాళ్ళు బలవంతం మీద వచ్చినా, లేక నువ్వు డ్రైవర్గా రారా అని పిలిచినందుకు కూడా వచ్చినా, వాడు ఇచ్చతో రాలేదు. వాడు కానీ వాడికి వినయ జ్ఞానం మీకున్నట్టు వాడికి ఉంది. ఏం లాభం? క్రియలు, అది ఇక్కడ యాక్షన్ కాలే. వాడు ఇక్కడ కూర్చొని ఇంకేదో ఆలోచించుకుంటూ ఉంటాడు. జ్ఞానం అనేది ఉంది, క్రియ లేదు. కానీ ఈశ్వరుడు జ్ఞానం అయితే ఉంది, కానీ క్రియారూపంగా నిశ్చితానికి లేదు కదా. క్రియారూపంగా నిశ్చిత కావాలి అంటే ప్రకృతి ద్వారానే జరగాల కదా, ప్రకృతిలోనే కదా ఈ సృష్టి భోగభోగ విధములుగా జరుగుతున్నాయి. కనుక మీరు సర్వజ్ఞుడు అని ఆయన ఎందుకు అంటారు? ఆయన వల్ల ప్రకృతి చేతనత్వాన్ని పొందినప్పుడు ఆ జ్ఞానం ప్రకృతిదే అనుకుంటే తప్పే ఉండింది అన్నాడు ఇక్కడ. అలా అనుకోవచ్చా అంటే అలా అనుకోవచ్చు అని శాస్త్రం కూడా ఉన్నది కదా అన్నారు. ఎలాగంటే మీకు బాగా కాల్చినటువంటి ఒక ఇనప చువ్వతో వాత పెట్టారు, వాత పెడితే అబ్బా ఇనప చువ్వు వాత పెట్టిందండి అన్నాం, తప్పే ఉంది అందులో. ఇనప చువ్వు వాత పెట్టింది, తప్పే ఉందండి. కాల్చిన ఇనప చువ్వు వాత పెట్టింది, కానీ మీ వాతకు కారణం ఏంటి? కాల్చిన ఇనప చువ్వ ఇలా అనడంలో తప్పే ఉంది. అలాగే సృష్టికి కారణమేమిటి? తత్వగుణముతో జ్ఞానము పొందిన ప్రకృతియే సృష్టికి కారణం, తప్పే ఉంది అన్నాడు. ఇక్కడ ఎంత లాజిక్ ఉన్నది. కానీ ఈశ్వర అస్తిత్వాన్ని ఒప్పుకున్న వాళ్ళు కూడా ప్రకృతిని ప్రధానంగా తీసుకుని మాట్లాడతారు ఇలాగా. పరికల్పితమచేతనం ప్రధానం జగత కారణం శక్యం వేదాంతేశ్వరం. అంటే ఉపనిషత్తుల్లో జగత్ కారణం ఏది చెప్పారో అది పరబ్రహ్మమే తప్ప ప్రకృతి కాదు అదనమాట. వెతికి చూడండి. కాదయ్యా, ప్రకృతి వేదాంత వాక్యాల ప్రకారంగా అని వాళ్ళు వేదాంత వాక్యాల ప్రమాణంగానే చెప్పబోతున్నారు. ప్రకృతి వాళ్ళని ఈయన ఖండించబోతున్నారు చూడండి. ఎందుకంటే వేదాంతమునందు పరబ్రహ్మ ఈ జగత్తుని ఈక్షణము చేశాడు అని వాక్యములు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఈక్షణం అనే మాట గుర్తుపెట్టుకోండి, చాలా అందమైన మాట, సామాన్యమైన మాట కాదు. ఎలాగున్నదో చూడండి. సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేక ఏవా ద్వితీయం, చాందోగ్యోపనిషత్తుల మంత్రం ఇది. సత్తి ఏవా సౌమ్య, సౌమ్య అంటే నేను చెప్పుకున్నావు, ఓ సౌమ్యుడా నాయనా. సత్తి ఏవ ముందు ఉన్నది, ఉన్నదే సత్ అంటే ఆత్మయే ఉన్నది, అది అగ్ర ఆసీత్ అది ఉన్నది, అదొకటే ఉంది నా ద్వితీయం, రెండవది లేదు, ఏకమేవ అద్వితీయం అని చెప్తూ ఇది ఉపక్రమ్య ఇలా ఉపక్రమిస్తూ అంటే ఆత్మయే ముందున్నదని చెప్తూ ఉపనిషత్తు ఏం చెప్పింది తెలుసా? తద్ ఐక్షత బహుశ్యాం ప్రజా ఏతి తత్తేజో అసృజత. ఇది కదా మంత్రం, అదే చాందోగ్యం చెప్తున్నది. ముందు పరమాత్మ ఉన్నాడు, అతడు తత్ ఐక్షత, ఐక్షత అంటే చూచాడు. కానీ ఈక్షణక్రియ దేనికి చెప్పింది వేదాంతం? స్పష్టమైపోయింది కదండి. ఈక్షణక్రియ దేనికి చెప్పింది వేదాంతం? సత్తుకి చెప్పింది. సత్తేది సృష్టికి ముందున్నది, సత్తే సృష్టికి ఇదంతా కూడా సత్తుగానే ఉన్నది, సత్పదార్థముగా ఉన్నది. ఆ సత్పదార్థమే ఆత్మ. ఆ ఆత్మయే ఐక్షత అని వేదం చెప్తూ ఉంటే నువ్వు చెప్పిన ప్రధానం అనేది వేదంలో లేదు కదా, అందుకే అది శబ్దం. అశబ్దం అయితే మాకు ప్రమాణము కాదు, అది కదా ఇక్కడ చెప్పడం. అయితే ఆత్మ ఇంకో చోట ఈ వాక్యంలో నువ్వు సత్ అనే మాటలో ఆత్మ అనే పదం లేదు కదా అంటే ఆత్మ అనే పదం ఉన్న మంత్రం తీసి చూపిస్తున్నాడు ఇక్కడ. ఐత్రీయ ఉపనిషత్తులను మంత్రం తీస్తున్నారు. ఆత్మా వాయుదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించనమిషత్ స ఈక్షత లోకాన్ సృజా ఇతి స ఇమాన్ లోకాన సృజత. చూసారా, బ్రహ్మసూత్రాలు పట్టుకుంటే ఎన్నో ఉపనిషత్తులో చెప్పుకున్నట్టు, ఇది ఒక ఉపనిషత్తు కాదు, ఎన్నో ఉపనిషత్తులట. అందుకే శంకరులు అన్న సూత్రం అనే మాటకు అర్థం తెలిసిపోయింది కదా. సూత్రం అంటే వేదాంత వాక్య కుసుమ గ్రథనాత్ అన్నారు. వేదాంత వాక్యాలని కుసుమాలని ఈ సూత్రము అనగా ఈ దారము ద్వారా అల్లేరు గనక దీన్ని సూత్రం అని పేరు అని పెట్టారు. కనుక ఈ సూత్రాల్లో ఎన్ని వేదాంత వాక్య కుసుమాలు వస్తున్నాయి. కనుక 10 ఉపనిషత్తులు, 10 ఏమిటి, 12 ఉపనిషత్తులు చదివినట్టే ఇందులో. అందుకే సర్వోపనిషత్ సారం అండి బ్రహ్మసూత్రములు. కానీ ఉపనిషత్తు శ్రవణం చేస్తే దాన్ని మననం చేసుకోవడానికి పనికొచ్చేది బ్రహ్మసూత్రములు. కానీ బ్రహ్మసూత్ర శ్రవణం ఒక్కటి చాలు, మీరు 10 ఉపనిషత్తులు పెట్టదు, గుర్తుపెట్టుకోండి. అది మనకు కలిగింది ఈశ్వర అనుగ్రహం వల్ల, జగద్గురువుల అనుగ్రహం వల్ల. అన్నీ కలిగే ఏకాగ్రత కలగాలి, కలిగించి జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆత్మయే ఐక్షత అని శాస్త్రములో చెప్తున్నది. ఐక్షత అంటే చూచినది. చూడడం ఏంటండి? ఇక్కడ కొంచెం అర్థం కావాలంటే మనకు పరిచయమున శాస్త్రాల వైపు వెళదాం. మన పోతన గారు చెప్పారు చూడడం గురించి చాలా చక్కగా, తెలుసా? పరమాత్మ ఈ సృష్టి ఎలా చూశాడంటే ఒక చూపు చూశాడు అని చెప్పారు. చూపు చూశాడు మనం అంటాం, ఒక చూపు చూడరా బాబు అని. మనం చూస్తే ఏం లాభం లేదు, ఆయన ఒక చూపు చూస్తే అదే చాలుట, చూపుతోనే మొత్తం అయిపోతుందట. ఆ చూపుతో అనడంలోనే అంతం ఉందండి అక్కడ. ఏం ఆలోచించాడు అనే దానికి మాత్రం పదాలు లేవా? ఇదే ఎందుకు తీసుకోవాలి అనేది చూడాలి ఇక్కడ. చూపుతో చూడటంలోనే అంత ఉన్నది. ఎందుకంటే చూస్తూ ఉన్నవాడికి అంటదు, అది ఇక్కడ చెప్పడం అనమాట. ఈ జగద్రచన అంతా ఆయన ఆలోచనలతోనే వచ్చిన ఆలోచనతో వచ్చిందని చెప్పడానికి చూపు చూచాడని చెప్పడానికి అర్థం ఏంటంటే సాక్షీభూతముగా అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారు. అది ఇక్కడ అర్థం చేసుకోండి, సాక్షి చేతో కేవలం కూడా. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటున్నమాట, కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్న యదువుల యందు చుట్టము, అందరికి అందరే ఆయన. లతాంగుల యందున భర్త, ద్వారకాస్పదులగు వారికి ప్రభువు, భక్తుల పాలిటి కామధేనువు. ఆ ఎదుకుల మౌళి ఏదియగు అన్నియునవు, అది చూపు చూడటం అంటే. మరి ఏది కాడు? ఎయ్యదియును కాడు. తత్ప్రభు దృగంతపు వెన్నెల సర్వమహీచను అని చూపుల వెన్నెలతో అన్ని చేసేస్తాడన్నారు. ఈ మాట మన పోతన గారు పట్టుకుని అంటారండి, శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్, లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు, దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఎంత చక్కగా చెప్పాడు, కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఒక లీలగా తన చూపు నుంచి లీలగా పెట్టుకోండి, మళ్ళీ బ్రహ్మసూత్రంలో పట్టుకొస్తాడు ఈ సూత్రాన్ని, లోకవత్ లీలా కైవల్యం అక్కడ పట్టుకుంటాం మనం. లీలగా లీలగా చేసేట, ఇక్కడ మన మహామేధావులకు ప్రశ్న, అయ్యా ఇప్పుడు ఏదో మనం కర్మ కొద్దో లేదో ఏదేని కొద్దో ఇందులో బంధింపబడ్డాం, బంధింపబడ్డాను మళ్ళీ అంటావేండి నువ్వు, నువ్వు బంధింపబడలేదు, బంధింపబడ్డ భ్రాంతి అంటే మళ్ళీ ఒప్పుకో సరే ఏదో ఒకటి అండి, కానీ మొట్టమొదటి మాత్రం భగవంతుడు ఎందుకు సృష్టి చెయ్యాలి? ఇది కదా క్వశ్చన్. నీకెందుకయ్యా, నువ్వు ఎంతైనా పరిమితుణ్ణి అని కూర్చున్నావు కదా ఇక్కడ, నువ్వు అపరిమితుడు అని చెప్పినా నీకు అర్థం కాలేదు కదా. అపరిమితుడైన పరమాత్మ పరమేశ్వరుడు ఎందుకు చేశాడు నీకేం అర్థమవుతుంది? నీ బుర్రతో ఆయన బుర్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావా? నువ్వు ఇది ఎలా తగులుకుంది అని దాని గురించి ఆలోచించడం నీ పని కాదు, దీని నుంచి ఎలా బయటపడడం అనేది ఆలోచించడం నీ పని. కనుక ఇవి కాదు ఇక్కడ ఆలోచించుకోవాల్సి. అలాగే దేర్ ఇస్ నో ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఆన్సర్ ఉంది తెలుసుకోవడానికి, ఇంకా మెచ్యూరిటీ ఉంటుంది వస్తుంది మొత్తం బ్రహ్మసూత్రాలు అయ్యో లోపల, అంటే 2-3 రోజుల్లో కాదు ఎప్పుడవుతుందో మనకు తెలియదు, ఈశ్వరేచ్ఛ. మొత్తం మీద అర్థమైంది కదా, బయటపడ్డేలా నువ్వు ఆలోచించుకో. కానీ మొట్టమొదటి బ్రహ్మదేవుడు ఎందుకు చేయాలి, వాడిని ఏం తెలిసి అనంత సృష్టి గురించి? అసలు ఈ తాళ్ళలో పాము కనబడ్డం ఎప్పుడు మొదలైందండి? ఎందుకు ఇప్పుడు పామునే చూస్తున్నాగా, పాముగా కనబడ్డం ఎప్పుడు మొదలైందని అనవసరం నీకు. పాముగా చూస్తున్నాగా, చూస్తున్నప్పుడు దీని నుంచి ఈ భ్రాంతి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించక. అంతే మరి, లేనిది ఉన్నట్టు కనిపించే సృష్టికి ఇది ఎప్పుడు మొదలైంది? మీమాంస కూడానా? మిథ్యా జగత్తు గురించి మీమాంసద్దు, సత్యమైన బ్రహ్మము గురించి మీమాంస చేయక్కడ. ఇది మనం చేయవలసినటువంటి మహాకార్యం కదా. అందుకే ఇక్కడ ఎంత అందమైన మాట, ఈ క్షణం అనే మాటలు ఇంత చూపిస్తున్నాడండి. చూచుట, సంకల్పించుట, ఆలోచించుట, అదే జ్ఞానం అంటే. ఇక్కడ పరమేశ్వర జ్ఞానమే ప్రపంచానికి మూలము, ఇదండి అసలు సూత్రం. పరమేశ్వర జ్ఞానం, పరమేశ్వరుడు వేరు జ్ఞానం వేరు కాదు, అది మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడే జ్ఞానం. కనుక నువ్వు కేవలము ఈశ్వరుడి వలె ఉండడము జ్ఞానము ఈ రెండే నువ్వు కుండుంటే హాయిగా ఉండేవాడు, వచ్చింది బాధ అది. ఉండడము అంటే సత్తు, జ్ఞానం అంటే చిత్తు. సత్తుగా చిత్తుగా నువ్వు మిగిలిపోయి ఉంటే, సత్తుగా చిత్తుగా అంటే మన చిత్తుకాయ తల్లని చిత్తు కాదండి, చిత్తు వేరు. అస్థిభాతి, నువ్వు అస్థిభాతిగా మిగిలిపోయి ఉంటే నామన రూపం నీది కాదు, నీకే తెలుస్తుంది. నువ్వు అస్థిభాతిగా మిగలలేకపోతున్నావు, నామన రూపాలు తగులుకున్నావు. అది ఇక్కడ ఆ నామరూపాన్ని ఇంత జగత్తు నడిపిస్తూ చేస్తూ నామరూపాలతో అంటుకోకుండానే ఉంటాడు అన్నిట్లో ఉంటూ కూడా. ఎంత మహానుభావుడు, అలా ఉండేవాడు ఈశ్వరుడు, అలా ఉండలేనివాడు జీవుడు. అలా ఉండగడగలను నేర్చుకుంటే జీవుడే ఈశ్వరుడు. ఇది ఒకటి జీవుడే ఈశ్వరుడైనా మళ్ళీ సృష్టి చేయడం, సృష్టి చేయగలరు అవన్నీ నాకు రావు కదండి అంటే మళ్ళీ క్రియ గురించి వాడి గురించి చెప్పదు ఆయన పని. నీలా ఏడవడం కూడా ఆయనకు రాదు, కనుక ఆయనకి నీకు క్రియల గురించి కంపేర్ చేయకు. కేవలం సత్తు చిత్తు వరకే అభేదం విషయం చెప్పడం ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, అన్ని నెమ్మదికి తెలిసే కదా. మొత్తానికి పరమాత్మ ఈ సృష్టి ఈ క్షణము ద్వారా చేశాడు. ఇది ఇంకా అర్థం కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ పేరే ఐక్షణం. ఆ ఈక్షణం చేశాడే, ఈ క్షణమే ఆవిడ. ఐక్షణంలోంచి జగత్తంతా వచ్చింది. స అకామయత తదైక్షత, రెండు ఉపనిషత్తు చెప్పింది. స అకామయత అని సంకల్పించాడు ఆయన, ఈక్షణ చేశాడు, రెండు ఒకటే కదా. కనుక అకామయత ఈక్షణ, కామాక్షి మీనాక్షి విశాలాక్షి అదే ఐక్షణ చెక్క. మరేంటి కాదు, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంతే. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూడావళి అది ఆయన నుంచి వచ్చినటువంటి ఆ స్పందన. అది స్పందన, చైతన్యం ఉన్న చోట స్పందన వస్తుందండి, చైతన్యం లేని చోట స్పందన ఎక్కడ వస్తుంది? కనుక మీరు అనుకుంటున్న ప్రకృతి దానికి వచ్చే అవకాశం లేదు. అది గురుగారు ఇక్కడ ఖండన చేస్తున్నారు. ఎలాగూ ఇవన్నీ నెమ్మదిగా, ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీత్, ఆత్మ ఏకమే ఉన్నది ఈ జగత్తుకు పూర్వం ప్రారంభంలో, అంటే సృష్టికి మునుపు ఉన్నది ఒక్కటే. కనుక జ్ఞానం అంటూ వస్తే దానికి రావాలి, కానీ ఆయన తర్వాత వచ్చిన దానికి వస్తుందా? నాణ్యత్ కించిన మిషత్స ఈక్షత లోకానుసృజా ఇది, అక్కడ కూడా ఈక్షత అనే మాట వచ్చింది. ఎక్కడెక్కడ ఈక్షత వచ్చిందో అన్ని ఒక దగ్గర తెచ్చారండి, ఉత్తమాలన్నీ తెస్తున్నారు ఆయన. ఐత్రి ఏం చెప్పారా? ప్రశ్నోపనిషత్తు చెప్తున్నారు అక్కడ. స ఈక్షాంచక్రే స ప్రాణమసృజత, ఈ మాట ఉన్నది. మరొక చోట ఎస్ సర్వజ్ఞ సర్వ విద్యస్య జ్ఞానమయంతప తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే, మండుకోపనిషత్తులోని మంత్రం. దీనిలో ఏం చెప్తున్నారు? ఎవడు సర్వజ్ఞుడు, ఎవరి యొక్క జ్ఞానమయమైన తపస్సు ఈ ప్రపంచానికి హేతువు అన్నాడు ఇక్కడ. తపస్సు అంటే ఆలోచన, తప ఆలోచనే అనే ధాతువు, అది ఈ క్షణమే. కనుక ఈశ్వర జ్ఞానమే ఈ సృష్టికి కారణమని అంత స్పష్టంగా శబ్దము చెప్తూ ఉంటే, శబ్దము చెప్పని మాట నువ్వు చెప్పావు అశబ్దము, అది మాకు ప్రమాణం కదా బో, ఇది అనమాట ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఇతర మాటలు ఉన్నాయి కదా, తత్వగుణ ధర్మం ఉంది కదా ప్రకృతికి, ఒక్కొక్కటి ఖండిస్తున్నారు చూడండి. తత్వగుణ ధర్మం ఎప్పుడుంది? తత్వగుణ ధర్మం ఎప్పుడొచ్చింది? ప్రారంభంలో లేదు. ప్రారంభంలో ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసా? గుణసామ్య స్థితిలో ఉంటుంది. ఈక్విలిబ్రియం అనుకోవచ్చు మనం, గుణసామ్య స్థితి. ఏది గుణసామ్యే సతి అంటే స్తంభీభూతమై అని ఇంకా సరిగ్గా ఉంటుంది. తత్వ వ్యపాశ్రయాం జ్ఞానశక్తి అవలంబ్య, ఇది చెప్తున్నాడు. అప్పుడు గుణాలు సామ్య స్థితిలో ఉంటాయట. సామ్య స్థితి అంటే ఒకే ప్రపోర్షన్స్తో ఉంటాయండి. సృష్టి ఆరంభంలో ప్రకృతి త్రిగుణ సామ్య స్థితిలో ఉంటుంది. త్రిగుణములు సామ్యంగా ఉంటాయి. త్రిగుణాలు సామ్యంగా ఉంటే సృష్టి ఉండదు, గుర్తుపెట్టుకోండి. త్రిగుణాలు ఈక్వల్ ప్రపోర్షన్స్తో ఉన్నప్పుడు సామ్యము, దానిలో సృష్టి ఉండదు. అది ముద్ద, ముద్ద కట్టినట్టుంది. ముద్ద కట్టినట్టు ఉన్నప్పుడు అందులో సత్వగుణం అనే దాని యొక్క పైకి లేవడం అనేది ఎలా జరుగుతుంది అక్కడ? మూడు ముద్ద కట్టినప్పుడు కనుక అప్పుడు అందులోంచి సత్వగుణం అనేది పుంజుకోవడం కష్టం. అందులో సత్వగుణం అనేది స్పందించి పైకి రావాలి అంటే ఆ అచేతనమైనటువంటి ఆ స్తంభీభూత స్థితిలో చేతనస్వరూపుడైన ఈశ్వరుని చైతన్యం అందులో ప్రవేశించాలి. ప్రవేశిస్తేనే అందులో వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ వల్ల ఆ సత్వగుణం పైకి లేస్తే అందులో జ్ఞానం ప్రసరిస్తే అప్పుడు. అంతేగాని ఆ ముద్దలాంటి స్థితిలో ఉన్న సత్వానికి మీరు జ్ఞానం ఎలా అంటగడతారు? అక్కడ రానేరారు పో అన్నాడు. ఇక్కడ వాళ్ళు చెప్పిన పాఠమే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దాంట్లోంచి చెప్తున్నాడు. మర్చిపోతున్నారా మీరు? అయితే ఒక్క సత్వగుణాన్ని పట్టుకుని మీరు సర్వజ్ఞ సర్వజ్ఞ అంటున్నారే, మరి దాని తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా పక్కనే, ఎవరు వాళ్ళిద్దరు? రజోగుణ తమోగుణాలు, జ్ఞాన ప్రతిబంధకాలు. మరి వాళ్ళిద్దరి మాట ఏమిటి? సత్వగుణంతో పూర్తి సర్వజ్ఞం అన్నప్పుడు రజోగుణ తమోగుణాలతో పట్టుకుని కించిజ్ఞం అని కూడా అనొచ్చుగా దాన్ని. అప్పుడు అది కించిజ్ఞం, అట్నుంచు సర్వజ్ఞం అన్నావు, ఇట్నుంచి చూస్తే కించిజ్ఞం అది. కానీ కించిజ్ఞమైంది అనంత సృష్టికి ఎలా కారణమవుతుంది? పో, నీ వాదనే పోయింది పో అన్నాడు. పైగా నువ్వు అన్నావే సాక్షి లేని సత్వము వృధా అన్నాడు. సాక్షి అంటే మళ్ళీ ఈ క్షణ శక్తి వచ్చేసి చూడండి, సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ ఉపనిషత్తు. సాక్షి రూపంగా తన చైతన్యాన్ని అందులో ప్రవేశింపజేయడం వల్ల అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఏమన్నారు ఒప్పుకుంటామయ్యా ఈశ్వరుడు వల్ల వేడిమి దీనికి వచ్చింది కనుక చైతన్యం ఇదే అనుకుంటే తప్పే ఉంది, తప్పు ఉంది అన్నాడు. ఇందాక చెప్పే మినపచువ్వ సామెత ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇనపచువ్వ తగిలించగానే అబ్బా ఇనపచువ్వ కాల్చిందండి అన్నావు, ఇది తప్పు కాదా అంటే తప్పే నువ్వు అనడు. ఎందుకంటే ఇనపచువ్వ కాల్చలేదు, ఇనపచువ్వలో వేడి నిన్ను కాల్చింది. కనుక వేడి దేని ధర్మం? అగ్ని ధర్మం. ఇనపచువ్వ ధర్మం కాదది, అగ్ని యొక్క ధర్మం ఇది పొందింది గనక ఇక్కడ దీనికి వేడి గౌణము. జాగ్రత్తగా చూడండి, ఇనపచువ్వకి వేడి గౌణము, అగ్నికి వేడి ముఖ్యము, ముఖ్యము గౌణము. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వేదాంతిక టెర్మినాలజీ, కొంత ఉంటుందండి ఆ టెర్మినాలజీ తెలిస్తే కానీ చాలా వెళ్ళవు మనకి. కానీ గౌణము అంటే అప్రధానము. నువ్వు కాల్చితేగానే చురకబెట్టింది, కొద్దిసేపు వదిలేయండి దాన్ని అలాగా కొంత ఇప్పుడు జల్లబడిపోతుంది. కనుక వేడి దానికి తెచ్చిపెట్టబడింది కనుక ఎప్పుడు కూడా పోవాల్సింది. వేడి దేనికి సహజం? అగ్నికి. ఏది ఎప్పుడు అగ్ని ఉన్నా దాని లక్షణమే వేడిమి. కానీ అగ్నికి వేడిమి ఎలా సహజమో పరమేశ్వరుడు చైతన్యం అలాంటి సహజం. కానీ చైతన్య స్వరూపుడైన ఆయన యొక్క జ్ఞానస్వరూపము దానికి రావడం చేతది చైతన్యవంతమై పనిచేసింది కనుక నువ్వు చైతన్యమైనటువంటి ఈక్షణ లక్షణాన్ని, చైతన్యమైన ఈక్షణ లక్షణాన్ని పరమాత్మది అనాలే తప్ప దీనికి అంటగడతావు నువ్వు, కనుక పోయింది అన్నాడు. అయితే మేము ఎందుకు అంటగడుతున్నామంటే వాళ్ళు ఒకటి మాట అన్నారు కదా, జ్ఞాన నిత్యత లేదు పరమాత్మకి అన్నారు. ఎప్పుడు చూస్తూ ఉండడం అనేది లేదు. కానీ ప్రకృతిలో చైతన్యం వచ్చినప్పుడు ప్రకృతి ఉన్నంతసేపు చూస్తూనే ఉంటుంది కదా. అక్కడ ఎప్పుడు ప్రకృతిలో అది ఉన్నది కదా అంటే దానికి చెప్తున్నారు. ఇప్పుడు సూర్యభగవానుడు ఎలాగో అలాగేనయ్యా భగవంతుడు అనో మాట అన్నట్టు గురుగారు. అంటే వాళ్ళు మళ్ళీ అన్నారు, సూర్యుడు ఆయన పని చేస్తున్నాడని ఎప్పుడు తెలుస్తుందండి? ఆయన దేన్నైనా వెలిగించినా తగలబెట్టినా అప్పుడు సూర్యుడు దీన్ని వెలిగించాడు దీన్ని తగలబెట్టాడు అని మాట అంట. కనుక సూర్యుడి యొక్క వెలిగించడం అనే గుణము తగలబెట్టడం అనే గుణము దేనితోనైనా సంబంధం అయినప్పుడే కదా తెలుస్తున్నది నీకు అన్నాడు ఇక్కడ. అంతే కదండి, సూర్యుడు వెలుగుతున్నాడు నీకు ఎప్పుడు తెలిసింది? ఆయన వెలుగు దేని మీద పడి దేన్నైనా వెలిగించినప్పుడు నువ్వు దాన్ని పట్టుకుని దిగో ఇది వెలిగించాడు, ఆ వేడి ఎక్కువ తగిలి మాడిపోయింది వాడిపోయింది అని ఆ కిరణ యోగము చేత సంబంధము చేత ఒక వస్తువు తగలబడ్డమో వెలగబెట్టడమో చేసినప్పుడు సూర్యుడు వెలిగిపోతున్నాడు లేదా దహిస్తున్నాడు అంటే మేము ఒప్పుకుంటాం. అది అంతేగాని ఎలాగ నిశ్చితను ఒప్పుకుంటాం అంటే ఈయన వెంటనే మాట అంటున్నారు, మీరు నన్ను మాట సరిగ్గా అర్థం చేసుకోలేదు. తగలబెట్టడానికి వెలగబెట్టడానికి వస్తువు లేకపోయినా సూర్యుడు ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటాడు వేడిగా ఉంటాడని సహజమే కదా అన్నారు ఇక్కడ చక్కటి మాట. కనుకనే పరమాత్మ యందు ఎప్పుడు కూడా జ్ఞానం ఉన్నది. అయితే మీరు అన్నది ఎప్పుడూ చూస్తుంటాడని ఎలా చెప్పగలరు అంటే మీరు ఇందకో మాట అన్నారు, మీ మాట మీకు అప్పచెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇందకో మాట అన్నారు అనేది మర్చిపోయారా? ఎవరు సాంక్షులు కాదు మీరు, ఇందాక వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారు కదా, అందులో మాట అన్నారు చూసారా? తత్వం గుణం ఉన్న యోగులే గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నారు కదా అని ఆ మాట వాళ్ళకి తిరిగి అప్పచెప్తున్నారు. అయ్యా ఈశ్వరుడి దగ్గర జ్ఞానం ఎప్పుడు ఉన్నది, అంతేగాని సృష్టి ఉన్నప్పుడే ఈశ్వరుడి జ్ఞానం ఉండి సృష్టి లేనప్పుడు ఈశ్వరుడి జ్ఞానం లేకపోవడం అనేది లేదు, జ్ఞానమే ఆయన. అది గొప్ప మాట చెప్పారు ఇక్కడ ఎంత చక్కటి. కనుక సర్వజ్ఞత్వ సర్వశక్తి మత్వాదులు పరమేశ్వరుడి నిత్యము ఉన్నాయి. నేను అనేది సృష్టి స్థితి లయ అనేటటువంటి క్రియ ఉన్నప్పుడు కదా జ్ఞానం ఉందని మనం అంటాం. అది ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉంది నువ్వు తెలుసుకున్నావు, కానీ ఆయనకి లేకుండా పోలేదయ్యా అది. ఇక్కడ అది చెప్పాడు, సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఇది వెలగబెడుతున్నాడన్నావు, కానీ ఆయన దగ్గర వెలుగు ఉంది. అది నువ్వు అన్నవి యోగులు. ఆ యోగులు ఆ ఈశ్వరానుగ్రహం పొందడం వల్ల భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాన్ని పొందుతున్నారు యోగులు. యోగులు ఉన్నారా లేదా అలాంటి యోగులు చెప్పండి. ఎందరో యోగులు ఈశ్వరానుగ్రహం చేతనే భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుసుకోగలుగుతున్నారు. ఎవరి కృప వలన యోగులు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానము తెలుసుకుంటున్నారో ఆ పరమాత్మకి ఈ సృష్టికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం ఉండదని నువ్వు ఎలా చెప్పగలవు అన్నాడు ఇక్కడంటే. ఎంత చక్కటి మాట, అర్థమైందా? అంటే సృష్టి జరగడం, దాని స్థితి, దాని లయం అంటే భూత భవిష్యత్ వర్తమానములన్నీ. ఈ జ్ఞానం ఆయన సృష్టి చేయకప్పుడు కూడా ఆయనలో ఉంది. మనకంటే ప్రస్తుతం ఇది ప్రజెంట్ కదా, ఇప్పుడు భగవంతుడు చూస్తూ ఉన్నాడు సాక్షిభూతంగా జ్ఞానముగా. కనుక ప్రస్తుతం ఆయన జ్ఞానం పనిచేస్తుంది అంటావా? ఇది ఆయన దగ్గర ఎప్పుడూ ఉంది ఆయన దగ్గర. కనుక ఆయన దగ్గర భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం సహజముగా ఉన్నది. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందిన యోగులకే భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం ఉన్నప్పుడు ఎవరి అనుగ్రహం వల్ల వాళ్ళకు వచ్చిందో ఆయన దగ్గర ఎందుకు లేదు? కనుక సృష్టి ఉన్నప్పుడే అది ఉంటుందని చెప్పడానికి లేదు, సృష్టికి సంబంధించిన సర్వజ్ఞానం ఆయన దగ్గర ఉన్నది. ఆ విషయం గీతలోకి రండి, జాగ్రత్తగా రండి. ఎందుకంటే కథలా గీతను చూసాం, జ్ఞానంలా దీన్ని తెలుసుకుంటున్నాం, కనుక ఇది వేరు అది వేరు అనిపిస్తుంది, అది ఇది కలుపుకుంటే ఒకటేం తెలిసిపోతుంది. అర్జునుడికి ఇదే చూపించాడు ఆయన. ఆయనలోకి తాను కొట్టబోయే యోధులు కూడా వెళ్ళిపోయాట, తాను కొట్టబోయే యోధులు. అప్పుడు దండం పెట్టి అన్నాడు, మహానుభావా నేను ఎవరెవరిని కొడదామని రెడీ అని వాళ్ళందరినీ నోట్లోకి వెళ్ళిపోయి నేనేం చేయాలి అన్నాడు. ఇప్పుడు తెలిసిందా నువ్వు చేసేదేం లేదని? అది ఒకటే చెప్పాడు, ఎందరందరూ వెళ్ళిపోతున్నారు అగ్నిలోకి మెడతల్లా పోతున్నారయ్యా, కనుక తెలుసుకో మొత్తం. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంత ధాన్యాన్యపి యోధ వీరాన్ మయా హతాహ, వాళ్ళందరూ నా చేత చావబడ్డారు, నువ్వు జయించు వాళ్ళు అన్నాడు. ఇక్కడ ఏంటి, ఇంక నేనేం జయించను, దీన్ని బట్టి తెలిసిందే నువ్వు దేని పనికిరాడు అని. ఒకటి కనుక వాళ్ళు ఉన్న చైతన్యం అంత ఎవరు, ఇది అదంతా కూడా మనకు శుద్ధ బ్రహ్మజ్ఞానం చెప్పడం కోసమే భగవద్గీత. ఇంక అది తప్పవుడు కాదు. కనుకనే నెత్తిని పెట్టుకుని ఉపనిషత్తులు పక్కన పెట్టి ఉపనిషత్తుల కంటే ఎక్కువ స్థానమే భగవద్గీతకి ఇచ్చుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా అది ఇచ్చుకోవడం కదా, ఇవ్వాల్సిందే. సర్వ ఉపనిషత్ సారభూత భగవద్గీతలో ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, జరగబోయేటటువంటి మొత్తం యుద్ధం అంతా అందులో చూసాడా అంటే అర్థం ఏంటి? సృష్టి జరుగుతున్నప్పుడు అప్పుడే పనిచేసేది కాదు అయ్యా, డిగ్రీ సర్వం ఎప్పుడు ఉన్నాయి కనుక ఆ జ్ఞాన నిత్యత్వానికి ఆయన సర్వజ్ఞత్వానికి ఎప్పుడు లోటు లేదు, కనుక నువ్వేం బాధపడకయ్యా అని. ఇక రెండవ మాట ఏమన్నారు మీరు, జ్ఞానం చూపించాలి అంటే శరీరాది అపేక్ష ఇంద్రియములు ఉండాలి అని. అంటే గొప్ప మాట చెప్పారు నాయన, శరీరాది అపేక్ష అనేటటువంటిది చాలా చక్కగా చెప్తున్నాడు. శరీరాది అపేక్ష ద్వారా జ్ఞానం చూపించాలనేది ఎవరికి, జాగ్రత్తగా చూడండి నేను చెప్తున్నాడు, శరీరాదులు ఉంటేనే కానీ జ్ఞానం చూపించలేము అనేది ఎవరికి, సంసారిన సంసారులకి. సంసారులు కదంతా, సంసారులు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకని కాదండి, బతుకుతున్న వాళ్ళందరికీ, ప్రపంచంలో పడి తిరుగుతున్న వాళ్ళందరూ సంసారులే. అంతేగాని ఎవడికో పెళ్లి చేసి సంసారంలో పడ్డాడండి, సంసారంలో పడ్డా ఏంటి, ఎప్పుడో పడ్డాడు వాడు, ఇప్పుడు కాదు ఎన్నో జన్మల క్రితమే పడ్డాడు వాడు. సంసారం అంటే ఈ ప్రపంచం, సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహం, సమ్యక్ సరసీత్ సంసారం, ఇప్పుడు పడ్డాం ఎప్పుడో పడ్డాం, అలవాటైపోయింది. కనుక అవిద్యాదిమత సంసారిణ శరీరాధ్యపేక్ష జ్ఞానోత్పత్తి స్యాన్న జ్ఞాన ప్రతిబంధ కారణరహితస్య ఈశ్వరస్య. యా జ్ఞాన ప్రతిబంధ కారణము ఇంద్రియాలు లేకపోతే జ్ఞానం లేదు, ఇంద్రియాలు ఉంటేనే జ్ఞానం ఉంది. మన కన్ను లేకపోతే చూడలేం, చెవి లేకపోతే వినలేం, ఎంత గొప్ప సంగీతమైన ఏం లాభం ఉంది, చెవి లేకపోతే వినలేం, కన్ను లేకపోతే చూడడం. ఈ గోళ సంసారం లేని వీళ్లకు ఉంటుంది, కానీ అవిద్య లేని పరమాత్మ పుట్టుందా, అవిద్యతో కూడిన సంసారములకే ఇది ఉంటుంది. చూసావా దొరికిపోయావు అన్నాడు వెంటనే, వెతుకుతూ ఉంటారు కదా ఏం దొరికిపోయావు. నువ్వు ముందు మాటలో ఏం చెప్పానైనా, సత్యన్నేశ్వరాదన్య సంసారి నువ్వు, తత్ర కిమిద ముచ్యతే సంసారిన శరీరాధ్యపేక్ష జ్ఞానోత్పత్తి నేశ్వరస్యేతి. మీ శృతిలో ఏం చెప్పారంటే, పరమేశ్వరుడు వేరు జీవుడు వేరు కాదు, సంసారి వేరు కాదు ఈశ్వరుడు వేరు కాదని మీరే అంటూ, వీడికేమో ఇది ఆయనకేమో అది అని మీరు ఎలా చెప్పారు, దొరికిపోయారు కదా. ఇప్పుడు మీ జీవేశ్వర భేదం ఏమైంది, జీవేశ్వర అభేదం, జీవేశ్వర అభేదం ఏమైపోయింది, పోయింది కదా అన్నట్టు వెంటనే. నేను అన్నమాట సరిగ్గా నువ్వు వినలేదు, నేనేమన్నాను అదే తొందర, ఏమిటని అహంకారం చేత అవతలవాడి సిద్ధాంతాన్ని కొట్టేయాలని తాపత్రయమే తప్ప మీకు నిలకడలేదు, సత్యాన్ని తెలుసుకోవాలని నిలకడలేదు. శంకరుల మాట జాగ్రత్తగా నేను అంటున్న మాట వినండి, అవిద్యాది మత సంసారిణ శరీరాధ్యపేక్ష, అవిద్య చేత ఉన్నటువంటి సంసారికి ఈ ప్రపంచాన్ని అనుభవించేటప్పుడు ఇంద్రియములు ఉంటే గాని అనుభవించలేడు, ఇంద్రియాలు లేకపోతే అనుభవించలేడు, ఇంద్రియాలు ఉంటేనే అనుభవిస్తాడు, ఇది కదా సిద్ధాంతం. కానీ అవిద్య అనే ఆవరణ లేనివాడు ఈశ్వరుడు, కనుక జీవుడికి ఈశ్వరుడికి భేదం ఎక్కడొచ్చింది, అవిద్య ఆవరణ అంతే. అవిద్యావరణ తీసేస్తే ఇద్దరికీ భేదం లేదు, మేము అది చెప్పాం. అందుకని అవిద్యతో ఆక్రమించుకుపోయిన జీవుడు అవిద్య లేని ఈశ్వరుడు ఒకటే అని మేము అనలేదు. ఇది అవిద్యావరణ తీసేశాక ఏదైతే ఉందో వాణ్ణి, అవిద్యావరణ లేనిది ఎలాగండి. మరి అంటప్పుడు ఆయన సర్వవ్యాపకత్వానికి విరోధమా అంటే ఏమి విరోధం కాదు. ఉదాహరణకు చెప్తున్నాను విను, అవిద్య ఉపాధిగా కలిగినటువంటి సర్వమానవుల యందు ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు, అస్థిభాతిగా ఉన్నాడు. ఉపాధులు ఎలా ఉన్నాయి, నామరూపాలుగా ఉన్నాయి. చాలా తేలిగ్గా చూడండి, ఇక్కడ సింపుల్ అయిపోతుంది. అందరిలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడో తెలుసా, అస్థిభాతిగా ఉన్నాడు. అంటే ఉండడం ఉన్నాను అనిపించడం అని చెప్పాను, ఇది అందరికీ కామనేనా, అవునా లేదా, అందరిలో కామన్. మరి తేడా కూడా వచ్చింది అందరికీ, ఉపాధిలో తేడా. అందరిలో ఈశ్వరుడు ఒకేలా ఉన్నాడు అన్నది సందేహం లేదు, కానీ అందరూ ఒకేలా ఉన్నారా, ఎవరు ఉపాధి వాళ్ళది, ఒకటి తలనొప్పితో బాధపడుతున్నాడు, ఇంకోటి తలనొప్పితో బాధపడలేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, ఒకటికి అర్థం కావట్లేదు ఇంకోటి అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు అర్థం అవుతుంది అనేది బుద్ధి ఉపాధి, తలనొప్పడుతుంది తలనొప్పట్లేదు అనేది శరీర ఉపాధి, రెండు ఉపాధులే అవునా లేదా. కనుక ఇవన్నీ ఉపాధులే కదా, కనుక భేదం ఎక్కడొచ్చింది, ఉపాధులతో వచ్చింది. కానీ లోపల సబ్జెక్ట్ మాత్రం, కనుక అందరిలో కామన్గా సామాన్యముగా ఉన్నదేంటి, అస్థిభాతి. కానీ తేడా ఎక్కడొచ్చింది, విశేషం వల్ల. విశేషం అంటే పర్టికులర్, పర్టికులర్ అంటే నామరూపాలు పర్టికులర్. కనుక పర్టికులైన నామరూపాలలో సామాన్యంగా జనరల్గా కామన్గా ఉన్నదేదో దాని సెన్స్ చేయి, అదే కామన్ సెన్స్, ఇంకోటి కాదు. కామన్గా ఉన్నదేదో దాని సెన్స్ చేయి, దాన్ని తెలుసుకో, అస్థిభాతి. అది తెలుసుకున్నావు అనుకో సర్వవ్యాపకమైన బ్రహ్మమే నువ్వు అనుగ్రహిస్తావు అది అనమాట విషయం. కానీ అస్థిభాతిగా పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైనా ఉపాధి భేదాలు బట్టి వ్యవహారం అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇది ఎలాగంటే, ఈశ్వరుని కంటే వేరుగా సంసారి అని జీవుడు లేడనే నేను చెప్తున్నాను. ఎలాగంటే కుండలు, చిన్న పాత్రలు, పర్వత గుహలు, బోలుడు ఉన్నాయి, చిన్న చిన్న పాత్రలు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద కుండలు, పెద్ద పెద్ద బాణలు, డ్రమ్ములు అన్నీ పెట్టారు ఖాళీ, అలాగే కొండ గుహలు ఇన్ని ఉన్నాయా? ఒక కొండ గుహకి, ఒక బాణకి, ఒక కుండకి, చిన్న చిన్న పాత్రలకి భేదాలు ఉన్నాయా లేవా? కానీ వీటన్నిటిలోనూ ఆకాశం ఒకే విధంగా ఉన్నది కదా, ఒకటే చెప్పాడు అన్నాడు. ఆకాశం అంటే స్పేస్. వీటన్నిటిలో స్పేస్ ఒకేలా లేదా? ఇక్కడ ఇంత స్పేస్, అక్కడంత స్పేస్ అనే వ్యవహారం దేనివల్ల వచ్చింది? వాటి పరిమాణము వల్ల నీకు పర్టికులర్ అయిపోయింది ఆకాశం. కానీ ఆకాశంగా జనరల్ ఏ కదా అది చెప్తున్నాడు. కనుక సంసారిన అంటే ఈ కొండల్లో కూర్చున్నటువంటి వాళ్ళ విషయం మేము చెప్తున్నామే తప్ప సర్వవ్యాపకమైన ఆకాశ విషయం కాదు అది. కనుకనే ఇంద్రియాది అపేక్ష పరమాత్మకు అక్కరలేదు. ఈ మాట మీ వేదాంతం చెప్తుందా? చెప్తుంది, వినండి అన్నారు. ఎందుకంటే పరమాత్మకి జ్ఞానము స్వాభావికము, మిగిలిన వారికి జ్ఞానము ఆరోపితము. రెండింటికి జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది స్వాభావికము, ఇది ఆరోపితము. కనుక జ్ఞానం ఎవరి వస్తువు? కనుక జ్ఞానమాత్ర, కేవల జ్ఞానమాత్రుడు, జ్ఞానమాత్రుడు సన్మాత్రుడు, అదే ఆయన. సత్తు జ్ఞానము రెండే ఆయన, ఇంకోటి లేదయ్యా బాబు. కేవల జ్ఞానస్వరూపుడు ఆయన. అందుకే వినండి, నేను చెప్తున్నాను ఉపనిషత్తులు శ్వేతాశ్వేతలు ఏం చెప్తుందో అంటున్నారు శంకరులు. నతస్య కార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాశ్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియాచ. ఎంత చక్కటి మాట తెలుసా ఇది! పరమాత్మ యొక్క స్తుతి అనుకోండి, భక్తి మార్గంలో అనుకుంటే ఆహా ఎంత అందమైన స్తుతి అండి. బ్రహ్మమునికి ఏమిటండి, ఈశ్వరుడికి నతస్య కార్యం కరణంచ విద్యతే అనే కార్యము లేదు, కరణము లేదు. అంటే కార్యం అంటే చేయాల్సింది లేదు, చెయ్యడానికి ఎక్విప్మెంటు ఆయనకు అక్కర్లే. మనకంటే ఎక్విప్మెంట్ కావాలి, చూడడం అనే కార్యానికి చూడగలిగే కన్ను కావాలి మనకి, కానీ ఆయనకు అక్కర్లేదు. అది జ్ఞానమే, ఆయన అలా చూస్తుంటాడు. అందుకు నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే, ఆయనకు సమానము లేదు, ఆయనకు అధికము లేదు. మీరు ఇదే వాక్యం చదువుతుంటారు, సమాన అధిక వర్జిత. ఎక్కడ ఎక్కడే వెతకండి, ఎన్ని దొరుకుతాయో మొత్తం. కనుక ఉపనిషత్తులు డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోవద్దు. ఉపనిషత్ బ్రహ్మమనే ఉపాసిస్తున్నాను అనుకుంటే అక్కడి నుంచి ఎప్పుడో తెలిసిపోయేది. ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి అక్కడ తెలుసుకున్నా సర్వం బ్రహ్మం అనే జ్ఞానం మనకు వస్తే చాలు. కనుక ఎంత చక్కటి మాట చూడండి, పరాస్య శక్తి, పరాస్య శక్తి, అతని శక్తి పరా, అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, అతీతమైనది, అది ఆయన యొక్క శక్తి. అదే సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వం. ఆ శక్తి అదే వివిధ ఇవ శ్రూయతే, అదే ప్రకృతి యందు వివిధ విధములుగా చెప్పబడుతున్నది. అది ఆయనకు ఆ శక్తి ఎలాంటిది? స్వభావికి జ్ఞాన బల క్రియాచ. ఆయనకు స్వభావికి జ్ఞాన బల క్రియలు, అది ఆయన యొక్క శక్తి స్వభావికి, అదే జ్ఞాన బల క్రియలుగా ప్రకృతి యందు గోచరిస్తున్నది అని చెప్పడమే కాకుండా మళ్ళీ ఇంకో మాట చెప్తుంది ఉపనిషత్తు. అపాని పాదో జవనో గ్రహీత పశ్యచ్చ చక్షు సశృణోచ్య కర్ణ నవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం. అంత అందమైన ఉపనిషత్ వాక్యం, శ్వేతాశ్వేత ఉపనిషత్తులో మంత్రం ఏమిటంటే అపాని పాద, ఆ ఈశ్వరునికి హస్తాలు లేవు, పాదాలు లేవు, కానీ దేన్నైనా పట్టుకోగలడు, వేగంగా వెళ్ళగలడు. చెప్పే తీరు చూడండి, చేతులు లేవు నూరుకుంటే చాలదు, దేన్నైనా పట్టుకోగలడు. చేతులున్న నువ్వు చేతులు ఏది పట్టుకోగలదు అదే పట్టుకుంటావు, ఇంక మించి పట్టలేవు. అని చేతులు లేవు దేన్నైనా పట్టుకోగలడు. ఇక్కడ తెలిసిపోయింది కదా, అనంత శక్తి ఇక్కడ ఇంద్రియాల్లో పరిమితమైపోయింది. పరిమితం తీసేయి, అపరిమితమే అదే కదా చెప్తున్నాడు. పరిమితం తీసేయంటే పరిమితం నువ్వు అనుకోకుండా అపరిమితం నువ్వు అనుకుంటే అయిపోయింది. అదే ఇక్కడ ఎంత చక్కటి విషయం. కనుక ఇప్పుడు తర్వాత విషయం ఏంటి, కాళ్ళు లేవు జవనహ, ఎక్కడికైనా వెళ్ళగలడు. పశ్యతి అచక్షు, కళ్ళు లేవు అన్ని చూస్తాడు. తశృణోతి అకర్ణహ, ఆయనకి చెవులు లేవు అన్ని వింటాడు. ఇలాగా పైగా అన్నిటి తెలుసుకుంటూ ఉంటాడు, ఆయనకి తెలుసుకోలేంది లేదు. కానీ అతన్ని ఎవడు తెలుసుకోలేడు అన్నాడు ఇక్కడ గొప్ప మాట. అన్నిటి ఆయన తెలుసుకుంటాడు, ఆయన ఎవడు తెలుసుకోలేడు అని. అయితే ఈ మాట అంటే ఇంకేమిటండి, ఆయన్నే తెలుసుకోవాలని మాకు చెప్తూ ఆయన తెలుసుకోలేరని చెప్తారేమిటి? మళ్ళీ వెంటనే మనం తెలివైన వాళ్ళం కనుక చాలా అలర్ట్గా వింటాం కనుక అప్పుడప్పుడు ఇలాంటివి పట్టుకుంటాం. ఏమని, ఆయన ఎవరు తెలుసుకోలేనప్పుడు ఉపన్యాసం ఎందుకండి, తెలుసుకోమని కదా మాకు చెప్తున్నారు. ఆడు తిరగమని చెప్పాం కానీ ఆయన నువ్వు తెలుసుకోగలవా? అది తెలుసుకుంటే అది నువ్వు అయిపోతావు, అది ఇక్కడే అది నువ్వు అయిపోతావు. ఇక్కడ ఇంకేంటుంది, అందుకే గొప్ప మాట చెప్పాడు, అది నువ్వు తెలుసుకుంటే నువ్వు వెళ్ళిపోతావు. నిన్ననే ఒక మాట చెప్పాను, గోడ మీద పడుతున్న కాంతికి ఓ కాంతి నువ్వెక్కడి నుంచి వచ్చావు చూడు అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చానేంటి, నేను ముందు చూపే నాటి, ముందు చూపేంటి గోడ మీద పడుతుందా, కనుక ఈ గోడే నేను అని కాంతి అనుకుందిట. ఆ గోడకి ఎవడో కొట్టాడు, అబ్బో నన్ను కొట్టాడు అనుకుంది. ఏది కాంతి. ఆ గోడ మీద ఎవడో రంగు పూసాడు, అబ్బో నాకు రంగు పూసాడు, ఆహా ఎంత అందంగా ఉన్నాను అనుకుంది. ఏది కాంతి. కాంత గోడ అనుకుంటుందా, జాడం అది, దానికి అనుకోవడానికి ఏమీ లేదు. అది అనుకునేది ఏదో అని అనుకుంటే చైతన్యం, ఇది అనుకోవాలి. కాంతి చైతన్యం అని కాసేపు అనుకోండి, అర్థం అవడం కోసం చెప్తున్నాను. అది అక్కడ పడేమనుకుంది, నాకు రంగు పూశారు, ఎవడో గోడ మీద రాయేసి కొట్టాడు, అబ్బో నాకు కొట్టాడు అని. ఇన్ని బాధలు దీనికి ఎందుకు పడ్డాయండి, దీనికి ముందు చూపే కానీ వెనక చూపు లేదు. మనం చాలా ముందు చూపును చాలా గొప్పగా మెచ్చుకుంటాం, కానీ వేదాంత రంగంలో ముందు చూపు చాలా అనర్థకారి, అదే బహిర్ముఖత్వం. ఎప్పుడు ముందు చూపే మనకి, ఇంద్రియాల నుంచి పరుగో పరుగు. చూడండి, పిల్లల్ని కూర్చోబెట్టి తలుపులు వేసొస్తే వాడు బుద్ధిగానే ఉంటాడు, తలుపులు తీసేస్తే ఏ ద్వారం నుంచి పరిగెడదామా అని తొందర వాడికి. బోల్డ్ ద్వారాలు ఉండిపోయాయి, కాసేపు ఈ ద్వారం కాసేపు ఆ ద్వారం. కనుక లోపల ఉన్న ఈ చైతన్యం ఇంద్రియ ద్వారాల నుంచి బయటకు పరుగో పరుగు. కాసేపు కూర్చుని ఉంటే నిస్థిమితంగా దానికే అర్థమయ్యేదంత. అస్థిమితం లేదే, అది వచ్చింది బాధ. నిలకడ లేదే, నిలకడ కావాలి, అలా పరిగెడుతుంది. కనుక ఈ కాంతి గోడ మీద పడిపోయి అప్పుడు ఆ గోడకున్న వికారాలన్నీ దాని మీద ఆపాదించుకుందండి. ఎవరు గోడ కూలితేనే కూలిపోయినావు అని ఏడిచింది. ఏం బాధ, మరో గోడ కట్టారు అక్కడ, కట్టగానే మళ్ళీ ఫోకస్, మళ్ళీ అర్ధాంతమైకమైపోయి ఆ గోడకున్న లక్షణాలన్నీ చెప్పుకోడికి. ఇది మన కర్మ. కానీ శరీరాలను గోడలు కట్టుకుంటూ నేననే చైతన్యం వెలుగే దాని మీద పడిపోతుంది అది. కానీ నేననే చైతన్యం వెలుగైన అసలుది వెనక్కి తిరిగి అదే అంతర్ముఖ, వెనక్కి తిరుగు. ప్రత్యగాత్మ ప్రత్యక్, వెనక్కి తిరుగు. ప్రత్యక్ అంటే వెనక్కి తిరగాలి, వెనక్కి తిరిగి చూడు. చూస్తే ఓ ఈ కాంతి అనబడే నాకు మూలం ఈ జ్యోత, నేను ఇంతవరకు పిచ్చిదానిలాగా గోడ మీద పడి గోడే అనుకున్నానే అని తెలుసుకుంది. తెలుసుకున్నాక ఏమైపోయింది, పరిగెత్తి కాంతి లీనమైపోయింది. లీనమైందా, లీనమైందా అండి, లీనమయ్యే ఉంది. లీనం అవడం ఏంటి, దానికి దీనికి భేదమే లేదు, లీనమయ్యే ఉంది. ఇప్పుడు దానికి వచ్చిన కొత్త తెలివితేటలేంటి, ఇంతకాలం ఈ గోడకు వచ్చిన వికారాలని నాకు అనుకున్నాను, నేను అఖండమైన కాంతిని, నాకు రంగు లేదు వికారం లేదు అనుకుంది. అనుకోగానే గోడ కూలిపోయిందా, గోడకు రంగేయడం మానేరా, ఏమీ లేదు. దీనికి తెలివి వచ్చింది కనుక ఏడవడం మానేసింది. అన్ని గోడకే వికారాలు కానీ నేను ఈ కాంతి దాన్ని అని. కానీ దీని ఏకత్వం దేంతో ఉంది, కాంతితో ఉంది. అదేవిధంగా ఈ ఆత్మ అనే కాంతికి, అంటే నేను అనే చైతన్యం అనే కాంతికి, బ్రహ్మమనే జ్యోతే మూలమని తెలుసుకున్నవాడు శరీరాలనే గోడలు ప్రపంచమనే గోడలు నేను అనుకోడు ఇంకా, అది వాడి యొక్క ముక్తత్వ స్థితి. ఇదండి ఇందులో చెప్పబడుతున్నది. ఈ విషయం గ్రహిస్తే చాలు. అందుకే నేను అనేక ప్రవచనాలు అమ్మవారి గురించి చెప్పినా జ్యోతి కాంతి ఉపమానం మాత్రం వదిలిపెట్టట్లేదు. ఉపమానం కూడా వదిలిపెట్టకుండా ఉంటే ఉపదేశం అయిపోతుంది. సందర్భానికి తెచ్చుకుంటూ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే అర్థం చేసుకోవడం వరకు మనకు దృష్టాంతాలే, అర్థమయ్యే వరకు ఇంకేమీ అక్కర్లేదు అక్కడ. ఎందుకంటే ప్రస్తుతం అర్థం చేసిన అది తప్ప మరి ఆధారం లేదు. కనుక ఏం చెప్తున్నాడు ఇక్కడ, అదేంటి తెలుసుకోవడం. అందుకే పరశురాముడు అడిగట్ట దత్తాత్రేయులవన్నీ, మహానుభావ పరమాత్మని ఎలా తెలుసుకోగలం, దీన్ని తెలుసుకోలేవు పో అన్నట్టు. మరి ఎందుకయ్యా నీ దగ్గరికి రావడం, ఒక్క మాట చెప్తాను తెలుసుకో అన్నట్టు. ఏమిటంటే ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే పరమాత్మను తెలుసుకో అంతే. ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే పరమాత్మ. కనుక ఈ గోడ ఉంది, ఈ వెలుగుంది అనే కాంతి దేని వల్ల తెలుసుకోగలిగింది, జ్యోతి వల్ల. అదే విషయం, అది ఇక్కడ చక్కగా చెప్పాడు. అందుకే తమాహు రగ్రియం పురుషం మహాంతం, అది అగ్రియం అన్నిటికంటే ముందున్నది, సృష్టికి పూర్వమే అది ఉన్నదని స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది కదయ్యా. కనుక తదక్ష్యత అనేది దేనికి వెళ్ళిపోతుంది, దానికి. అందుకు ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పబడుతున్నది కదా. కనుకని ముఖ్యమైన ఏ క్షణ లక్షణం అక్కడ ఉంటూ ఉంటే గౌణమైన ఈ లక్షణాన్ని పట్టుకు వేలాడితే ఎందుకు. నీకు చువ్వ తగలబెట్టింది గనక చువ్వ తగలబెట్టింది అన్నావు, కానీ చువ్వని వేడెక్కించిన మంట అక్కడ లేనప్పుడు నువ్వు చువ్వే తగలబెట్టింది నా ఘోరించు బాధలేదు. కానీ అక్కడ ముఖ్యమైన ఈక్షత్ర లక్షణం కలిగిన ఈశ్వరుడు ఉంటూ ఉంటే గౌణమైనది ఎందుకు పట్టుకుంటావు నువ్వు, అప్రధానమైన దాన్ని ఎందుకు పట్టుకుంటావు, తెలిసింది కదా. అప్రధానమైనది పట్టుకుని దాంతో మమీపోయితే పురుషుడు, ఈ ప్రధానాన్ని పురుషుని పట్టి లాగేవాడు ఈశ్వరుడు. కానీ మూడింటి యందు ఉన్నవాడు ఒకడే, ఇదే మీరు విష్ణు శాస్త్రంలో ప్రధాన పురుషేశ్వర అని చెప్తున్నారు. ఇక్కడ గ్రహించవలసింది అది, అద్వైతానికి తీసుకుపోతుంది. ఏం చేస్తాం, అది చెప్పడానికి అన్ని పుట్టే సర్వశాస్త్రముల తాత్పర్యము పరమాత్మే. మళ్ళీ తీసుకురండి మొత్తానికి, కస్మాత్ పునఃకారణాత్ విధాయ ముక్షం ఈక్షతృత్వం ఔపచారికం కల్ప్యతే. ముక్షమైన ఈక్షతృత్వం, ఈక్షణం అనే దాన్ని వదిలి ఔపచారికం, ఔపచారికం అంటే గౌణం, అప్రధానం. అది ఎందుకు నీకు అంటే, అయ్యా మీరు ముఖ్యమైన దానికే ఐక్యత చెప్పారా ఉపనిషత్తుల్లో? అవును, ముఖ్యమైన దానికి చెప్పాం, ఆత్మే ఐక్యత అని చెప్పాం. కాదు, జాగ్రత్తగా చూడండి, తర్వాత మంత్రంలోనే చాందోగ్యంలో చూడండి, మీరు మరొక దానికి కూడా ఐక్యత అన్నారు. అక్కడ ఏమొచ్చింది చాందోగ్యంలోనే? తత్తేజ ఐక్యత త ఆ త ఆప ఐక్షంత. తేజస్సు చూసింది అంటే అగ్ని చూచినది, జలములు చూచినవి అన్నా, ప్రకృతే కదా. కానీ ప్రకృతిలో భాగములైనటువంటి జలములు చూచినవి, అగ్ని చూచినది అని ఐక్యత అక్కడ చెప్పారే, మరి మేము ప్రధానం ఐక్యత అంటే మీరు ఎందుకు ఒప్పుకోరు? ఈశ్వరుడు ఐక్యత అంటున్నారంటే మీరు, నేనే కూర్చో చెప్తాను దానికి కూడా. ఇందుకు నువ్వు అన్నవి గౌణము ఔపచారికమని, అక్కడ జలములందు అగ్నియందు ఔపచారికమైన ఈక్ష లక్షణం చెప్పారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ముఖ్య లక్షణం ఏందని ముందే చెప్పేశారు, ఆత్మ ఐక్యత అని చెప్పారు. ఇక్కడ చెప్పింది ఔపచారికం. అర్థమైంది కదమ్మా? ఏమిటి, అగ్ని ఎందు చైతన్యము, నీటి ఎందు చైతన్యము అన్నప్పుడు అగ్ని నీరు అనేది ఈశ్వరుడి నుంచి చైతన్యం పొంది దాని ఎందు చెప్పాం మనం. మన అగ్ని ఎందు పరమాత్మ నాడు కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడు అగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యాయడల్. ఉపనిషత్తు అండి ఇదంతా. ఎవరన్నారు? ప్రహ్లాదుడు. కలడం బోధి కలండు గాలి, నీటిలో ఉన్నాడు సముద్రంలో ఉన్నాడు అన్నప్పుడు నీరు ఉండగలిగింది అంటే ఉన్నవాడు ఉండడం వల్ల ఉండగలిగింది. ఎవడైతే ఉన్నాడో వాడు దానిలో ఉన్నాడు కనుక అది ఉన్నాను అని అనగలుగుతుంది. కనుక అక్కడికి అది చెప్పేటప్పుడు ఆయన జలముగా ఉన్నాడు నీరుగా ఉన్నాడు అని కూడా తప్పేమీ లేదు, దాన్ని ఔపచారికం అని అంటారు. ఇందాక చెప్పినట్టు నువ్వు చూస్తున్నంతసేపు ప్రకృతిలో పరమాత్మను చూడలేకపోతున్నావు కనుక దానికి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూసి ఇది ఆ చైతన్యము అనుకో, ఇది ఇక్కడ ఔపచారికము. కనుక ఉపనిషత్తు ఇక్కడ ఔపచారికంగా చెప్పింది, అక్కడ ముఖ్యంగా చెప్పింది. కనుక ఈశ్వరుడు ఈక్షించాడు అనేది ముఖ్యము, ప్రకృతి ఈక్షించింది, జలము ఈక్షించే అనేది ఇది అనే మాట చెప్పారు. ఎలా చెప్పగలుగుతున్నావయ్య అనుభూతి? అది గౌణము అని ఎలా చెప్పగలుగుతున్నావు? దానికి తర్వాత సూత్రం చెప్తున్నారు, గౌణశ్చేన్నాత్మ శబ్దాత్. అర్థమవుతుంది కదా ఏం చర్చ చేస్తున్నాడు? నీరు నిప్పు కూడా చూసే అన్నాడు, పరమాత్మ చూసే అన్నాడు. కనుక నీరు నిప్పు చూసే పరమాత్మ చూసే రెండు ఒకటైనా కాదు. అందుకే గౌణ చేతన ఆత్మ శబ్దాత్ అన్నాడు. దీని అర్థం ఏంటో జాగ్రత్తగా చూద్దాం. ఇది గౌణం అంటే ఏమని చెప్పుకున్నాం? అప్రధానము అని అర్థాన్ని మనం చెప్పుకున్నాం. కనుకనే ఇక్కడ ప్రకృతి విషయంలో పూర్వపక్షి ఔపచారికము అని చెప్పినటువంటి విషయం అన్నదే అది గౌణమే తప్ప ముఖ్యము కాదు. ముఖ్యం పరమాత్మయే. ఎందుకంటే అక్కడ ఆత్మశబ్దం లేదు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆత్మ అనే శబ్దం లేదు కదా. కనుక ఐక్యత అని ఆత్మ దగ్గర చెప్పిందని తీసుకోవాలి, కానీ ప్రధానము చూచినది అనే మాట చెప్పడం ఆత్మశబ్దం లేదు. అక్కడ ప్రధానము చూచినది అన్నాడు. అదేనమాట ప్రధానము చూచినది అంటే ప్రధానానికి చూడగలగడం అనే శక్తి ఈశ్వరుని వల్లే వచ్చింది. కనుక చూడగలగడం ఎవరిది? పరమాత్మది. ఆ శక్తిని ఇది పొందింది కనుక ఇది ఔపచారికం. ఎందుకు ఔపచారికం అని చెప్పామంటే అక్కడ ఆత్మశబ్దం లేదు గనక. కనుక స్వాభావికమైన ఈక్షణ శక్తి విషయం ఆత్మది గనక అది అక్కడ స్పష్టంగా చెప్పడింది ఔపచారికమే. ఎందుకంటే నా ఆత్మశబ్దాత్, ఇది విషయం అనమాట. అయితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్తున్నారు ఇక్కడ ఆత్మశబ్దం అక్కడ మాకు కనిపించింది అన్నారు ఉపనిషత్తులనే. ఏంటో చూడండి, తదైక్షత తత్తేజో అసృజత అనే మంత్రం ఉంది చాందోగ్యంలో. అంటే ఆ పరమాత్మ చూశాడు, అగ్నిని సృజించాడు, ఇలా అగ్నిని సృజించాడు అని చెప్పినప్పుడు పరమాత్మ ఐక్యత అని వచ్చింది. ఆయన వల్ల సృజించబడింది అగ్ని అని స్పష్టంగా చెప్పబడింది కదండి. మళ్ళీ అగ్ని చూచింది అంటే అర్థం ఆయన చేత సృజింపబడిన అగ్ని చూచినది అంటే దానిలో చైతన్యం ఉన్నది అంటే ఆయన వల్ల వచ్చిన చైతన్యమే. అయినా తేయం దేవత ఐక్యత హంతాహమిమాస్తిస్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. చాందోగ్యోపనిషత్తులో మంత్రం ఇది. అంటే ఎప్పుడైతే పరమాత్మ ఐక్యత అయ్యిందో, తేజస్ సృజింపబడిందో, ఆ తర్వాత జలములు అన్నము సృజింపబడ్డాయి. తేజస్సు జలములు అన్నములు, దీన్ని తేజోబన్న అని అంటారండి. తేజోబన్నములు, తేజస్సు ఆపహ అన్నం కలిపితే తేజోబన్నం అన్నమాట. అర్థమైంది కదా. పరమాత్మ చింతన చేయగానే తేజస్సు, జలములు, అగ్ని సృజింపబడ్డాయి. ఇప్పుడు ఉపనిషత్తు ఎంతంగా అందంగా చెప్తోందంటే, ఈ పరమాత్మ చైతన్యము ఈ జలములందు తేజస్సుయందు అన్నమునందున్న చైతన్యము కలిపిన ఒక దేవత అన్నాడు ఇక్కడ. ఒక దేవత అంటే నాలుగింటిని కలుపుకున్న ఈశ్వర చైతన్య రూపమైన ఒక దేవత అది అనుకుందిట. తేయం దేవత ఐక్షత, ఆ దేవత అనుకుందిట. ఏమని? హంతాగమి మాస్తిశ్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. అంటే ఈ మూడు దేవతలను జీవుడనైన ఆత్మతో ప్రవేశించి నామరూపాలను విభజిస్తాను. అలా వచ్చిందండి ఆలోచన. ఈ మూడింటిలో జీవుడనైన ఆత్మతో ప్రవేశించి నామరూపాలను విభజిస్తాను అని అనుకున్నది. అనుకున్నది ఎవరు? దేవత. ఆ దేవత ఎవరు? ఈశ్వర చైతన్య శేషం అని అక్కడ స్పష్టంగా చెప్పడం కనుక ఆత్మనా అని మాట ఉంది కదా. నేను నా ఆత్మతో అన్నప్పుడు ఆత్మతో అన్నది ఎవరు? పరమాత్మే కదా. అంతేగాని ఆత్మనది జీవేనా ఆత్మనా అన్నప్పుడు చైతన్య చేతనా వస్తువునే చెప్తున్నా. జీవుడు కూడా చైతన్య వస్తువే కదండి, కాదా? జీవుడు అనే మాటకు అర్థమేంటి? జీవ ప్రాణధార అనే ధాతువు నుంచి ప్రాణ చేష్ట కలిగిన వాడు అంటే చేతనుడే కదా. జీవుడు చేతనుడే కదా. చేతనుడైన జీవుడు గా నేను ఇందులో ప్రవేశించి అనే మాట ఉన్నది కదా స్పష్టంగా అక్కడ. కనుక చేతనత్వము జీవుడుగా అన్నప్పుడు ఆ మాట చేతన స్వరూపం యొక్క మాటే తప్ప అచేతనమైన ప్రధానం యొక్క మాట కాదు కదా. కనుకనే అచేతనమైనటువంటి ప్రకృతికి చేతనుడైన జీవుడి స్వరూపాన్ని ఎందుకు అంటగడతావు? అది ఇక్కడ అచేతనం చేతనానికి ఏకత్వం ఎలా వస్తుంది అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక అచేతన చేతనములకి కలిపేయుకు నువ్వు. కనుక సత్ అనే మాట చైతన్యమైన ఆత్మకే తప్ప అచేతనమైన ప్రకృతికి చెందదు. అది ఎలా చెప్పగలవు? మళ్ళీ మరొకటి, తన్నిష్టస్య మోక్షోపదేశాత్. తర్వాత మాట చూడండి, తన్నిష్టస్య మోక్షోపదేశాత్. ఇది గట్టి మాట చెప్పాడండి. తన్నిష్ఠుడు, తన్నిష్ఠుడు అంటే తన్నిష్ఠుడు, తన్నిష్ఠుడు అంటే దాని యందు నిష్ఠ కలవాడు. ఇప్పుడు మనందరం దేని యందు నిష్ఠ కలిగిన వాళ్ళం? వదిలేస్తే వెళ్ళిపోదామన్నందు నిష్ఠ కలిగిన వాళ్ళం. నిష్ఠ అంటే అదే కావాలనుకోవడం అండి. ఇదొకటి తెలుసుకోండి. తన్నిష్ఠుడు అంటే ఇప్పటి వరకు తెలుసుకున్న చర్చ బట్టి మనం దేని యందు నిష్ఠులు? భగవంతుని యందు నిష్ఠుడైన వాడు, పరమాత్మ యందు నిష్ఠుడైన వాడికి ఉపదేశం చేసేటప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? తత్వమసి అని చెప్పారు. అది తన్నిష్ఠస్య మోక్ష ఉపదేశాత్. తన్నిష్ఠుడైన వాడికి మోక్ష ఉపదేశం చేస్తున్నారండి. చేస్తున్నప్పుడు తత్వమసి, తత్ నిష్ఠుడు కదా. అందుకే తత్వమసి, తత్వత్వం అసి, అది నువ్వే ఉన్నావు అని కదా ఉపదేశం చేశాడు. ఉద్దాలకుడు శ్వేతకేతువుకి ఉపదేశం చేశాడు ఛాందోగ్యంలో, అవునా లేదా? మనకి వస్తున్నది అక్కడ. అలా చేసేటప్పుడు తత్వమసి శ్వేతకేతో అని వస్తున్నది. ఓ శ్వేతకేతో తత్వమసి అని అంత అందంగా చక్కగా అక్కడ చెప్పారే. ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చరం యావన్న విమోక్షేద సంపత్స్యే అనే మాట కూడా స్పష్టంగా తెరచి చెప్పాడు. అంటే అది నువ్వే అయ్యున్నావు, అంతేకాదు అది అంతా అదే, అదే నువ్వయ్యున్నావు అని మళ్ళీ చెప్పి అది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు మోక్షం పొందుతున్నాడు అని కూడా స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఆత్మశబ్దం వాడబడింది. కనుక అది పొందాలని తపనబడే జీవుడికి, అంటే చైతన్య ధర్మము కలిగిన జీవుడికి చైతన్య స్వరూపమైన ఆత్మయే నువ్వు అని చెప్తున్నాడు, అంతే కదా, అవునా లేదా? చైతన్య ధర్మము కలిగిన జీవుడికి చైతన్య స్వరూపుడైన ఆత్మయే నువ్వు అని చెప్పాడు. కనుకనే చైతన్యము అది ఆత్మ యొక్క తత్వం. అంతేగాని అచేతనమైనటువంటి ప్రధానం నువ్వు అన్నాడా? మీరు అన్నట్లుగా అక్కడ ఆత్మనా అనే మాట ప్రధానం వైపు మేము తిప్పేసుకుంటాం, ప్రకృతి వైపు మీరు తిప్పేసుకుంటామని అన్నారే సాంఖ్యులారా. కనుకనే ఇక్కడ చైతన్య చేతనాస్వరూపుడైన జీవుణ్ణి పట్టుకుని నువ్వు అచేతనమైనటువంటి ప్రకృతివి అని అన్నాడా? అదే అర్థం దానికి అక్కడ తత్వమసిలో. కనుక తచ్చబ్దం అక్కడ దేనికి? ఏది సత్తో అది తత్. తత్ అంటే ఎప్పుడు ఉన్నది. కనుక సదైవ సౌమ్యాగ్ర ఆసీత్ అనేది ఆ సత్తు పరమాత్మే తప్ప మీరు అనుకోవడం ప్రధానం కాదు. కనుక జీవుడికి ఏం చెప్తున్నాడు? ఆ చైతన్య స్వరూపమైన పరమాత్మ నువ్వని చెప్పాలి, కానీ జడ పదార్థమైనటువంటి ప్రధానం నువ్వని చెప్తాడా? చెప్తే అది మోక్షం ఎలా అవుతుంది? చైతన్యాన్ని చైతన్యంతో కలిపినప్పుడు మోక్షం, కానీ చేతనాధర్మం కలిగిన దాన్ని అచేతనంతో ఐక్యం చేయడం మోక్షం ఎలా అవుతుంది? చేతనాన్ని చైతన్యంతో ఐక్యం చేస్తేనే మోక్షం, కానీ చైతన్యాన్ని అచేతనతో ఐక్యం చెయ్యకూడదు, అవునా లేదా? అచేతనతో ఐక్యం చేస్తే ఏమవుతుందండి? మోక్షం కాదు, బంధమే అవుతుంది కదా. అటువంటి అప్పుడు మీరు అనుకునే సర్వకారణమైన తత్ ప్రధానం ఎలా అవుతుందయ్యా? పరమాత్మే అవుతుంది. ఎందుకంటే మోక్షోపదేశం దగ్గర అదే చెప్పారు కనుక. అర్థమైందా? ఇంకా మీరు పట్టుకు వేలాడతారా? పట్టుకు వేలాడితే తర్వాత ఒక మాట చక్కగా చెప్తున్నారు స్వామివారు. ఏమనంటే, ఒకవేళ అలా చెప్పుంటే, ఏమని, ప్రధానమే నువ్వు అని చెప్పుంటే వెంటనే తర్వాత మాట చెప్తాడు. ఏమని, నీకు అర్థం చేసుకోవడానికి చెప్పాను కానీ ఈ ప్రధానము జడము గనక ప్రధానమునకు కూడా కారణమైన ఆత్మ ఒకటి ఉన్నదని తర్వాత ఒక మాట చెప్పేవాడు. అర్థమైందా? ఏమని, ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాడు? జడ పదార్థమైన దానికి చైతన్యం వచ్చింది కనుక మేము జడమే చైతన్యం అని అంటాం అని అంటే, కాదయ్య బాబు, జడానికి చైతన్యం ఆరోపితమే కానీ చైతన్యం దానిది. కనుక జడమేంటి? ప్రకృతి. చైతన్యం ఎవరు? ఆత్మ. ఇది ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ జీవుణ్ణి ఉద్దేశించినప్పుడు ఆత్మ అనే శబ్దము, తత్ అనే శబ్దము ప్రధానముతో సంబంధించి చెప్పలేదు. మోక్షోపదేశంలో దానితోనే చెప్పారు. ఒకవేళ చెప్పుంటే వెంటనే అహేయత్వాత్, అహేయము. అహేయం అంటే నీకు నేను ప్రస్తుతానికి ఉదాహరణకి చెప్పాను, ఈ ప్రకృతి వల్ల చైతన్యాన్ని పొందుతున్నావు గనక నువ్వే ప్రకృతివి అని అర్థం చేసుకోవడం వరకే చెప్పాను, కానీ దానికి పైన అసలు ఒకటి ఉందయ్యా అని తర్వాత మాట కూడా వచ్చేది. కానీ అలా కాకుండా తత్వమస్త ఆపేసేశాడు. అంటే అర్థమేంటి? ఈక్షణం అనే ధర్మము, సృష్టి కారణమైన జ్ఞానము ఆత్మదే తప్ప జడముది కాదు. అది అక్కడ చెప్పబడుతున్నది కదా. ఎందుకంటే ఆ పరిహార వాక్యం అక్కడ లేదు కదా అనే విషయాన్ని చక్కగా ప్రతిపాదన చేసి చెప్పాడు. అవునా లేదా? కనుకనే ఇక్కడ హేయత్వ, హేయత్వ శబ్దము చెప్పలేదు గనక హేయత్వ అవచనాచ్చ. ఇది తర్వాత సూత్రం కూడా ఇప్పుడు కలుపుకుని చెప్పాము. మొత్తానికి సారభూతంగా మనకు తేలిన విషయం ఏంటి? ప్రధానమైన ప్రకృతిలో జ్ఞానం అనేది కనబడినా అది దాని యందు ఆరోపితమే కానీ స్వాభావికము కాదు. స్వాభావిక జ్ఞాన సంపన్నుడు ఎవడు? పరమాత్మయే. ఆ పరమాత్మయే నువ్వు అని జీవుణ్ణి ఉద్దేశించి చెప్పారు. అంతేగాని చైతన్యంగా కనబడుతున్న ప్రకృతి నువ్వనలేదు. కనుక తత్వమసి వాక్యానికి అది అర్థం. ఒకవేళ ప్రధానమని నువ్వు చెప్పినా వెంటనే తర్వాత నీకు ఇది కనిపిస్తోంది కానీ ఇక్కడి వరకు చెప్పాను కానీ దానికి కూడా కారణం ఒకటి ఉందని చెప్పేవాడు కదా, చెప్పలేదు కదా, కనుక పరమాత్మే అని చెప్పాడు అని అన్నారు. దీనికి ఒక న్యాయం చెప్తారు. ఆ న్యాయం చెప్పి ముగించుకుందాం. న్యాయాన్ని స్థూలారుంధతికా న్యాయము అని అంటారు. అంటే అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి పెళ్ళవగానే తీసుకెళ్లారండి. తీసుకెళ్ళగానే అరుంధతి నక్షత్రం చూసుకో అన్నట్ట పురోహితుడు. నువ్వు అలా అంటే నాకు ఎలా కనబడుతుందయ్యా, ఎక్కడుందో చూపించన్నట్టు. అన్ని నక్షత్రాలు దాన్ని ఎలా చూపిస్తాడు? ఒక దిక్కుకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ చూపిస్తూ, అదిగో నాలుగు మంచం కొళ్ళు చూసావా, కింద మూడు ఉన్నాయి చూసావా, ఈ మూడింటి గాలిపటం తోకలా ఉందే మూడు, అందులో మధ్య దాన్ని చూసావా, దాని కింద మినుకు మినుకు మినుకుంటుందే, అదే అరుంధతి. లక్ష్యం ఏంటండి? అరుంధతి. కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాడు? నాలుగు అయిపోయి మూడు అయిపోయి మధ్యకు వచ్చి కిందకు వచ్చాడు కనుక. ఎందుకంటే సూక్ష్మమైన అరుంధతిని చూడలేడు కనుక స్థూలమైన సప్తర్ష మండలాన్ని చూపించి మధ్యలోకి తెచ్చి అది చూపించాడు. అప్పుడు అరుంధతి చూసేటప్పుడు ఇంతవరకు చూసిన గాలిపటాన్ని వాటిని నువ్వేం చేసావు? వదిలేసావు. వదిలేసి అరుంధతిని చూసావు. హేయత్వం అంటే అదనమాట, అది విడిచిపెట్టేశావు, ఒక్కసారి చూడలేవు కనుక. కనుక చైతన్య వస్తువు అయినటువంటి ఓ జీవుడా, నీకు మూల కారణమైన చైతన్యము స్థూలంగా చూస్తే ప్రకృతిలో కనబడుతోంది గనక అదే నువ్వని అనుకు అని ఇప్పటిదాకా నేను చెప్పచ్చు. ఇక్కడి నుంచి పైకి చెప్తున్నాను, దాని వెనకాల కూడా సూక్ష్మమైనది ఒకటి ఉన్నది, అదే పరమాత్మయే, అదే అసలు, అదే నువ్వు అని చెప్పచ్చు. కనుక అలా చెప్పకుండా నేరుగా పరమాత్మనే చెప్పడానికి కారణం ఏమిటి అంటే, అసలు చైతన్యం అంతా ఆయనే కానీ ఈ ప్రధానమేది కాదు పో, కనుక అసలు చైతన్య వస్తువు ఆయనే అని విషయాన్ని ఎంత చక్కగా ప్రతిపాదన చేశాడు కదా. ఇది గమనించవలసిన అంశం. అందుకే అహేయత్వ హేయత్వ అవచనాచ్చ అనే సూత్రంలో అంతగా ఇప్పుడు హేయత్వం అంటే విడిచిపెట్టుట, విడిచిపెట్టుట అవచనము అక్కడ చెప్పబడలేదు అన్నాడు. ఇక్కడ అర్థమైంది కదా. కనుక ప్రధానమును విడిచిపెట్టు అని చెప్పలేదంటే అర్థమేంటి? అక్కడ ప్రధానం గురించి చెప్పలేదని అర్థం, పరమాత్మ గురించి చెప్పారని అర్థం. కనుక ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరమాత్మ ఈక్షణమే ప్రపంచానికి కారణము కానీ ప్రకృతికి పరమాత్మ వల్ల సంక్రమించినటువంటి ఈక్షణము కాదు. కనుక సర్వజ్ఞుడెవడు, సర్వశక్తిమంతుడెవడు? పరమాత్మ. ఇది ప్రతిపాదించేశాడు. అటువంటి ఆ పరమాత్మకి అంజలిస్తూ సర్వం జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాస్కునో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాపుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంశచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపదయే హర హర మహాదేవ.